శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము బృహదారణ్యకోపనిషత్ షష్ఠమాధ్యాయము 6.1. బ్రాహ్మణము యాజ్ఞవల్కీ కాండము 6 ఆచార్య బ్రాహ్మణము. ఓం జనకో హ వైదేహ ఆసాంచక్రే అథ యాజ్ఞవల్క్యా అవవ్రాజ. ఒకనొకరోజు విదేహదేశ చక్రవర్తి జనక మహారాజు రాజసభలో సింహాసనముపై ఆసీనులే ఉన్నారు. అనేక రాచకార్యములను నిర్వర్తిస్తూ ఉన్నారు. సభలోని ఆత్మజులకు, మహనీయులకు, పండితులకు గోవులు, ధనములను సమర్పిస్తూ సత్కరిస్తూ ఉన్నారు. ఉన్నట్లుండి మహనీయుడు, ఆత్మతత్వజ్జులలో లోకప్రసిద్ధుడు అగు యాజ్ఞవల్క్య మహర్షి రాజసభలో ప్రవేశించారు. జనక మహారాజు గురువర్యులకు, యాజ్ఞవల్క్యులవారికి స్వాగత సత్కారాలు సమర్పించి సభలో గురువు ఉన్నతాసనముపై ఆసీనులను చేశారు. సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు. జనక మహారాజు, గురువర్యా కిమర్థం? పశూన్ ఇచ్ఛాన్ అర్వాంతాని ఇతి? తమరు ఏమీ పనిమీద వచ్చారు? ఆశ్రమమునకు గోవుల ఆవశ్యకత కలగటం చేత వేంచేశారా? లేక సూక్ష్మమగు పరబ్రహ్మము గురించి మనము సంభాషించు ఉద్దేశ్యముతో, ఇష్టముతో వచ్చారా? యాజ్ఞవల్కీయుడు, హే సమ్రాట్, వాజపేయ యాగము చేయుటచేతను సామంతరాజులను తన సామర్థ్యముతో సర్వజన సమ్మతముగా పాలించటంచేత, ఈ రెండు కారణాల చేతకూడా జనక మహారాజు సమ్రాట్ అను పిలుపుచే ప్రసిద్ధులు. జనక మహారాజా, మా ఆశ్రమమునకు గోవులు అవసరమే. అంతేకాకుండా కర్మయోగులు, ఆత్మతత్వమును శ్రద్ధగా సేవించువారు, యోగపుంగవులు అగు మీతో సంభాషించటము కూడా మహత్తరమైన సందర్భముగా భావిస్తూ ఉంటాము. అందుచేత మీరు అడిగిన రెండు ఉద్దేశ్యాలు కలిగియే వచ్చాను. అయితే ఆధ్యాత్మికంగా ఇప్పుడు నేనుగా ఏదీ చెప్పదలచుటలేదు. అందుచేత రాజా, మీరు అనేక మంది ఆచార్యులను సేవిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ ప్రతిరోజు బ్రహ్మజ్జులగు మహీయుల, వేదజ్జుల, సాహితీవేత్తల సత్సంగ పూర్వకమగు ఉపన్యాసములతో రాజసభను ముగిస్తూ ఉండే ఆనవాయితీ కలిగి ఉంటారు కదా. ఈ మధ్యగా ఈ రాజసభకు ఆచార్యులు విచ్చేసి బ్రహ్మతత్వము గురించి పలికిన ఆత్మవాక్యముల వివరణ గురించి ఏవైనా ప్రస్తావించండి. అట్టి మహనీయుల అభిప్రాయములను సత్సంగపూర్వకంగా మననము చేసుకుందాము. నేను మీ వద్ద వింటాను. 1.వాక్ వై బ్రహ్మేతి. జనక మహారాజు, అవును, ఈ మధ్య కొన్ని రోజుల క్రితం శిలిని ముని కుమారుడు జిత్వాచార్యులు విచ్చేశారు. వారిని మేము, అయ్యా, బ్రహ్మము గురించి మాకు చెప్పండి అని విజ్ఞప్తి చేశాము. వారు, వాగ్వై బ్రహ్మం, వాక్యే బ్రహ్మము, మరియు వాక్ ఇంద్రియ అధిష్ఠాన దేవతాగు అగ్ని దేవతయే నిశ్చయముగా బ్రహ్మము అని బ్రహ్మసూత్రముగా చెప్పారు. యథా మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ బ్రూయాత్ తథా తత్శైలినో అబ్రవీత్ వాగ్వై బ్రహ్మేతి. వారు తమ మాతృదేవత, పితృదేవులు, ఆచార్యదేవులు చెప్పిన వల్లే శ్లోకాలు, మాటలు, సవివరణలు, దృష్టాంతాలు ఉటంకిస్తూ అధిష్ఠాన దేవత ఆగు అగ్నితో కూడి వాక్కుయే బ్రహ్మము అని వర్ణించుకుంటూ వచ్చారు. యాజ్ఞవల్కీయుడు, ఓహో, ఆ జిత్వాచార్యులవారు ఆ వాక్ వై బ్రహ్మేతి, వాక్కుయే బ్రహ్మము అని సిద్ధాంతీకరించారా? అవును, వారు తల్లిదండ్రుల వద్ద, ఆచార్యుల వద్ద విన్నవి వివరించి ఉంటారు. నిజమే, వాక్కుతోనే కదా మనము బ్రహ్మము గురించి వివరించుకునేది. కనుక మంచిదే, బాగుగా చెప్పారు. అయితే అట్టి వాక్కు ఈ భౌతిక శరీరమునందే ప్రతిష్ఠితమైనదని చెప్పారా? లేక వాక్కుకు ఉత్పత్తి, ప్రతిష్ఠితము అగుస్థానమైనటువంటి మరొక విశేష స్థానము గురించి, ఆ స్థానములో వాక్కు ఎట్లా జనించి వికాసము కలిగి ఉంటోందో అద్దానిని గురించి కూడా చెప్పారా? జనక మహారాజు, లేదు, వాక్కు దేనియందు ఎట్లా ప్రతిష్ఠితమయ్యున్నది అనే విషయము ఆయన ప్రస్తావించలేదు. వాక్కుయే బ్రహ్మము అనున్నది మాత్రం సోదాహరణంగా వివరించి చెప్పారు. యాజ్ఞవల్కీయుడు, ఓహో, ఒకవేళ ఆ జిత్వాచార్యులవారు భౌతికదేహము నుండి వినిపించే వాక్కును మాత్రమే పరిమితమై వాక్వై బ్రహ్మేతి అనే సూత్రము గురించి సంభాషించి ఉంటే, అప్పుడు నాలుగు వంతులలో ఒక వంతు వరకు మాత్రమే వాక్ బ్రహ్మము గురించి చెప్పినవారుగుచున్నారు. జనక మహారాజు అట్లాగా, మీరు అన్నట్లు భౌతికదేహము నుండి వినిపించే వాక్కు బ్రహ్మము అని చెప్పినప్పుడు నాలుగింట ఒక పాదమే చెప్పినట్లు అగుచున్నట్లయితే, మిగతా మూడు పాదముల వాక్ బ్రహ్మము యొక్క వివరణ ఏమిటో మాకు వివరించి చెప్ప ప్రార్థన. యాజ్ఞవల్క్యుడు, ఈ భౌతిక దేహములో నాలుగింట ఒక వంతుగా ఉండి ఉన్న వాక్కు, మిగిలిన మూడు వంతులు అవ్యాకృతకాశము అననదే ఆశ్రయముగా ఆయతనముగా కలిగి ఉన్నది. అవ్యాకృతాకాశము మనోబుద్ధి చిత్త అహంకారాలు అనబడే అంతరంగ చతుష్టయము ఇద్దానియందు జనన స్థానము హృలయస్థానముగా కలిగి ఉన్నాయో అది. వ్యాకృతము విస్తరించినది, ఎక్స్టెండింగ్ ఆస్ ట్రాన్స్ఫర్మింగ్ ఆస్ సంథింగ్ ఏస్. అట్టి ధర్మము లేనట్టి ఆత్మాకాశమే అవ్యాకృతాకాశము. వాక్ ఇంద్రియమును ఆక్రమించుకొనియున్న వాక్ అధిష్ఠానమగు ఆత్మకు బ్రహ్మమునకు వాక్యే శరీరము. అవ్యాకృతాకాశమునకు వాక్కు ప్రతిష్ట, బ్రహ్మమే వాక్కుకు ప్రజ్ఞ అని ఉపాసించాలి సుమా. జనక మహారాజు బ్రహ్మమే వాక్కులో ప్రవేశించినదైన్న ప్రజ్ఞ అని అంటున్నారు కదా. ప్రజ్ఞ కానగా ఏమీ? ప్రజ్ఞ బ్రహ్మము కన్నా వాక్కు కన్నా వేరైనదా? యాజ్ఞవల్క్యుడు, కాదు, ప్రజ్ఞ బ్రహ్మము కంటే వేరు కాదు. వాక్కుయే ప్రజ్ఞ అయి ఉన్నది కూడా. అది ఇట్లాగో చెప్పుతాను, వినండి. వాక్కుచేతనే ఇతడు నాకు బంధువు, అతడు నాకు స్నేహితుడు మొదలైన సంబంధములు చెప్పుకోబడుచు వాక్కుచేతనే అర్థము చేసుకోబడుచున్నాయి కదా. వాక్కుచేతనే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అంగిరసము, ఇతిహాసములు, పురాణములు, బ్రహ్మవిద్యతో సహా సర్వవిద్యలు, ఉపనిషత్తులు, శ్లోకములు, సూత్రములు, బ్రహ్మసూత్రములు, యోగసూత్రములు మొదలైనవి అనువ్యాఖ్యానములు, వాఖ్యానములు, ఇష్టి ఆహుతులు, భక్షిణ ఈటింగ్ నిమిత్తమైన ధర్మములు, అసితములు పాన డ్రింకింగ్ నిమిత్తమైన ధర్మములు, పాయితములు ఈ లోకములోని విషయాలు, పరలోకములోని విషయాలు, ఇంకా సకల భూతములు, జీవులు వారి స్వభావములు, ఇవన్నీ ఒకనిచే మరొకనికి తెలియజేయబడుచున్నాయి. కనుక ఓ సమ్రాట్ జనక మహారాజా, వాక్కు పరబ్రహ్మమే అగుచున్నది, బ్రహ్మము వాక్ రూపమున విశదము అగుచున్నది, బ్రహ్మమే వాక్ రూపముగా ప్రదర్శనమవుతోంది అని ఉపాసించబడుగాక. ఎవ్వరైతే బ్రహ్మమునుండియే వాక్కు జనిస్తూ వినబడుతోంది ఉపాసిస్తారో, అంతేకాకుండా బ్రహ్మము వాక్కును తన శరీర విభాగముగా కలిగి ఉన్నది అని ప్రజ్ఞతో గమనిస్తూ ఉంటారు, వారిని వాక్కు ఎన్నడూ విడువదు. అట్టివాడు అధ్యయనము చేసిన విద్యను మరువడు. వాక్కును బ్రహ్మముగా ఉపాసించువాడు ఇక్కడే దేవతారూపమును సంతరించుకుంటాడు. అనగా ప్రతి ఒక్కరి వాక్కు బ్రహ్మము నుండియే ప్రదర్శితమగుచున్నది అని ఉపాసించువాడు వాక్ సంబంధమైన దివ్యత్వమును పొందుచున్నాడు. వాక్కును బ్రహ్మము యొక్క ప్రదర్శన విశేషముగా భావించి దర్శించువాడు విద్వాంసుడు, విద్వాన్ గా పరిగణించబడుచున్నాడు. జనక మహారాజు స్వామి, యాజ్ఞవల్క్య, వాక్కును శబ్దము యొక్క జననికి స్థానము బ్రహ్మము రూపముగా ఉపాసించటమును సిద్ధాంతీకరించి ప్రకటించుచున్న మీకు ఈ సభలోని శ్రోతలమగు మేమంతా కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంటున్నాము. వాక్ బ్రహ్మోపాసనను తెలియజెప్పినందుకు ఏనుగులను పోలిన ఆబోతులతో కూడిన 1000 ఆవులను దక్షిణగా సమర్పించుకుంటున్నాను, స్వీకరించండి. యాజ్ఞవల్క్యుడు, ఓ జనక మహారాజా, క్షమించండి. పితాయే అమన్యత నానను శిష్య హరేతి ఇతి. శిష్యుని అజ్ఞానమంతా హరించవేకుండా జ్ఞానము సబ్జెక్ట్ను ఆవిష్కరించి కృతార్థుని సంపూర్ణముగా అర్థము చేసుకునివానినిగా చేయకుండా గురుదక్షిణ స్వీకరించరాదు అను ఒక నియమమును నా పితృదేవులు పాటించేవారు. నేను వారి వలెనే అభిప్రాయపడుచున్నాను. అందుచేత మీరు దక్షిణగా ఇవ్వదలచిన గోవులను ఇప్పుడే నేను స్వీకరించలేను. అది సరే. ఇంకెవరైనా ఆచార్యులు బ్రహ్మము గురించి ఇంకా ఏవైనా విశేషాలు మీకు చెప్పటం జరిగినరా? అట్లా చెప్పి ఉంటే ఆ వాక్యాలు వినిపించండి. వింటాము, సంభాషించుకుందాము. రెండు ప్రాణో వై బ్రహ్మేతి. జనక మహారాజు కొన్ని రోజుల క్రితం సుల్భముని కుమారుడగు ఉదంక సౌల్బాయన ఆచార్యుల వారు ఈ సభకు విచ్చేయటము జరిగింది. వారిని బ్రహ్మము గురించి వివరించవలసినదిగా విన్నవించినప్పుడు ప్రాణో వై బ్రహ్మేతి, ప్రాణము మరియు అధిదేవతయగు వాయువు బ్రహ్మము అని సిద్ధాంతీకరించి ఆయా సంబంధిత వివరణలు చెప్పుకుంటూ వచ్చారు. వారు తన తల్లిదండ్రులు తన గురుదేవుడు ఏరీతిగా ప్రాణమే బ్రహ్మము అని నిరూపిస్తూ వివరించారో అవన్నీ వివరించారు. అనేక శ్లోకములు, వివరణలు, దృష్టాంతాలు అందుకుగాను చెప్పారు. యాజ్ఞవల్క్యుడు, అవును, ప్రాణము లేనివాని వలన ఏమి నిర్వర్తించబడుతుంది, ఏమి తెలుసుకోబడుతుంది? కనుక ప్రాణము బ్రహ్మము అనుటలో ఔచిత్యము, లోజిక్ ఉన్నది. సత్యమే చెప్పారు. అయితే ఉదంక ఆచార్యుల వారు ఆ ప్రాణమునకు ఏది ఆయతనము, స్థానము? ప్రాణము దేనియందు ప్రతిష్ట కలిగి ఉన్నది? ప్రాణము దేనిని ఆశ్రయముగా కలిగి ఉంటోంది అనే విషయము కూడా వివరించారా? జనక మహారాజు, ప్రాణము యుద్ధానియందు ఉన్నది, యుద్ధానిని ఆశ్రయించి ఉన్నది అనే విషయమై ఆ ఉదంకుల వారు స్పృశించలేదు, చెప్పలేదు. డిడ్ నోట్ టచ్ దాట్ ప్లేస్మెంట్ వెర్ ఇన్ ప్రాణము యొక్క ప్రాముఖ్యత బ్రహ్మముగా రూపత్వము మాత్రమే వివరించారు. యాజ్ఞవల్క్యుడు ఆయన ప్రాణము యొక్క ఔన్నత్యము గురించి మాత్రమే చెప్పి ఉంటే అది ప్రాణము గురించి నాలుగు విభాగములలో ఒక విభాగపు 1/4 విశేషముల వరకే వివరించినట్లు అవుతుందే. జనక మహారాజు, స్వామి, మీరు ప్రాణము గురించి గమనిస్తున్నట్టి మిగతా 3 పాదముల గురించి దయచేసి చెప్పండి. యాజ్ఞవల్క్యుడు, ప్రాణమే శరీరము. ఆ ప్రాణము ఉన్న స్థానము, ప్రతిష్ట ఏది? శరీరమునకు శరీరి వలె ప్రాణమునకు శరీరి అవ్యాకృత ఆకాశము. అట్టి ప్రాణమును ప్రియము రూపముగా భావించి ఆత్మాకాశముగా ఉపాసించాలి. ఎందుకంటే ఆత్మయొక్క ప్రియత్వమే ప్రాణరూపమునకు జననలయ స్థానము. ప్రాణము తనదైనవాడే బ్రహ్మము. జనక మహారాజు, ప్రియము, ప్రాణమే ప్రియము, ప్రియమే బ్రహ్మముల గురించి మరికొంత దయచేసి వివరించండి. యాజ్ఞవల్క్యుడు, బ్రహ్మమునకు ప్రాణమే అనుభూతిచే ప్రియరూపమైయున్నదని మరొకసారి గుర్తుచేస్తున్నాను. వీరంటే నాకు ప్రాణము అని జనులు అంటూ ఉంటారు కదా. వీరంతే నాకు ప్రియము, ఇష్టము అనేదానికి అర్థము కదా. జనులందరికీ ప్రాణమే అత్యంత ప్రియమైనది. ప్రాణమును కాపాడుకోవటానికే జనులు ధన సముపార్జన చేయదలుస్తున్నారు. ధర్మమును అతిక్రమించికూడా ప్రాణముల కొరకే ఆరాటపడుచున్నారు. ప్రాణము యొక్క ప్రయోజనము కొరకే ఒక యాజీకుడు శాస్త్ర నియము, నిష్ట, నిషేధములు తెలిసికూడా అర్హత లేనివాడు పతితుడు ఆయనవాని చేతకూడా యజ్ఞము చేయించుటకు సంసిద్ధుడగుచున్నాడు. ఒకడు క్రూరుడు, దొంగతనము చేసినవాడు, లంచగుండి అని తెలిసికూడా అన్నీ తెలిసిన ఒక వేదపండితుడు అతని నుండి ధనము స్వీకరించుచున్నాడు. ఆ ధనముతో బాటే దోషములు ఉంటాయని, తనకు దుహకము, కష్టము ముందు ముందు కలుగజేస్తాయని శాస్త్రముల యొక్క హెచ్చరిక తెలిసికూడా వర్తమానములో ప్రాణముల ప్రీతికరకు దుష్టకర్మలు చేయువారి నుండి ధనము తీసుకొనుచున్నాడు. ప్రాణములు పోషించుకొనుటకే ఆటవికుడు ఆహారము మీద వాంఛతో చావుకు సిద్ధపడి భయంకర క్రూర మృగములు సంచరించు చోట్లకు వెళ్లి క్రూరమైన పనులు నిర్వర్తిస్తున్నాడు. కనుక ఓ జనక మహారాజా, అన్నింటికంటే ప్రతి ఒక్క జీవునికి అత్యంత ప్రియమైనది ప్రాణమే కదా. అయితే ప్రాణము పరబ్రహ్మస్వరూపమే. అస్థిభాతి ప్రియములలో, ఆత్మయొక్క విశేష లక్షణములలో ప్రియము అనునది ప్రాణస్వరూపమే. ప్రాణము కంటే ప్రియత్వము భిన్నము కాదు. ప్రియము కంటే ప్రాణము భిన్నము కాదు. ప్రాణమే పరబ్రహ్మము యొక్క శక్తిభావననుభూతి రూపము. ప్రాణమును ఉపకరణముగా తీసుకొని బ్రహ్మము ఉపాసించబడుతోంది. ఎవరైతే ప్రాణశక్తి బ్రహ్మమునకు చెందినదే అని ఉపాసిస్తారో అట్టి దేహిని దేహానంతరము కూడా ప్రాణము ప్రాణశక్తి సంపద విడువడు. బ్రహ్మోపాసనగా ప్రాణమును ఉపాసించువానిని ఏ పరిస్థితులలోనూ ప్రాణము ఆతనిని వెంటనంటియే ఉంటుంది. అనగా ఆతడు దేహానంతరము రాయి రప్ప వలె జడప్రాయుడు కాదు. బ్రహ్మమే ప్రాణస్వరూపముగా ఉన్నది అని ఉపాసించబడుగాక. ప్రాణమును పరబ్రహ్మమని ఉపాసించడువానిని సమస్త జీవులు ప్రాణస్వరూపులే కాబట్టి సమస్త జీవులు భూతములు ఆతనిని ప్రేమించుచున్నారు. ప్రాణమును బ్రహ్మముగా ఉపాసించువాడు ఇక్కడే దివ్యస్వరూపుడగుచున్నాడు. భౌతిక దేహపతనానంతరము దేవతలను పొందుచున్నాడు. ప్రాణము ప్రాణిల అభేద స్వరూపము ఉపాసించువాడు బ్రహ్మమును త్వరత్వరగా సిద్ధింపజేసుకుంటున్నాడు. జనక మహారాజు మహాత్మా ప్రాణమును బ్రహ్మముగా ఉపాసించటము అను మహత్తరమగు ప్రయోజనము కలుగజేయు పరబ్రహ్మోపాసనను గుర్తుచేసి బోధించిన మీకు కృతజ్ఞలము. మీ కొరకే సిద్ధము చేసిన ఏనుగంత ఎత్తు గల ఎద్దులతో వృషభములతో కూడిన 1000 పశుసంపదను ఇప్పుడిక స్వీకరించండి. నాకు గురుదక్షిణ సమర్పించు భాగ్యము ప్రసాదించండి. యాజ్ఞవల్క్యుడు శిష్యుని కృతార్థుని చేయనిదే పూర్తిగా తెలుసుకున్నవానినిగా తీర్చిదిద్దకుండా దక్షిణ స్వీకరించరాదు అను నా పితృదేవుల ఆప్తవాక్యమును నేను అనుసరించవలసినదేగాని అధిగమించగలవాడను కాదు కదా. అందుచేత స్వీకరించలేను. సరే, ఇంకెవరైనా ఆచార్యులు ఇంకే తీరుగానైనా బ్రహ్మమును గురించి నిర్వచన రూపముగా చెప్పటం జరిగినా దానిని సత్యనిరూపణకై వినదముగాక, ఆవశ్యకతానుసారంగా వివరించుకొనిదముగాక. ఇంకెవరైనా ఆచార్యులు బ్రహ్మము గురించి ఇదియే బ్రహ్మము అని విశ్లేషించి చెప్పి ఉంటే అది కూడా వినిపించండి. మనము బ్రహ్మమును మరింత మననము చేద్దాము. 3 చక్షుర్వై బ్రహ్మేతి. జనక మహారాజు మరొకరోజు వృషణముని యొక్క కుమారులగు వాష్ణుడు బర్కుడు అను బర్కాచార్యుల వారు వచ్చారు. వారిని అయ్యా, బ్రహ్మమును నిర్వచన పూర్వకంగా అభివర్ణిస్తూ బోధించండి అని మేము మా విన్నపమును నమస్కరిస్తూ తెలియజేశాము. ఈ కన్ను చూపు అద్దాని అధిష్ఠాన దేవతయగు సూర్యునితో సహా బ్రహ్మముగా తెలుసుకోండి అని చెప్పుచూ ఆ సంబంధమైన విశేషాలన్నీ తాము తల్లిదండ్రుల దగ్గర గురువుల వద్ద విన్నదంతా చెప్పుకుంటూ వచ్చారు. చక్షుర్వై బ్రహ్మేతి అను మంత్రమును ఉపదేశించారు. ఆదిత్య బ్రహ్మమే కంటియందుచూపుగా ఉన్నది, అద్దానిని ఉపాసించండి అని బోధించారు. యాజ్ఞవల్క్యుడు బర్కాచార్యుల వారు పెద్దల వద్ద గురువుల వద్ద నేర్చి చెప్పినట్లుగా చూపు అద్దాని అధిష్ఠాన దేవతేగు ఆదిత్యుడు సూర్యుడు ఇరువురు బ్రహ్మముగా ఉపాసించతగనవారే. ఎందుకంటే వారు చెప్పినట్లుగా బ్రహ్మము పేరు సత్యము. చెవులతో విన్నది అసత్యము కావచ్చునేమో, కళ్లతో చూచినది అసత్యము అవదు కదా. అందుకే అదిగో అక్కడ ఒక ఏనుగు పొలములో సంచరిస్తోంది తెలుసా అని ఎవరైనా చెప్పినప్పుడు నీవు ఆ ఏనుగును చూచావా అని అడుగుతాము. ఎవ్వరో అన్నారు లే అని సమాధానమైతే అక్కడ ఏనుగు ఉన్నదని పూర్తిగా నమ్మము. కొంతవరకే అనుమానము రూపముగా మాత్రమే అంగీకరిస్తాము కదా. ఏదైతే కంటితో చూస్తామో అద్దానియందు వికల్పములుండవు. విన్నవాటిలో ఒకరికి మరొకరు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు కొంత శబ్దము ఆ నోట ఈ నోట ప్రయాణమైన తరువాత వికల్పములు ఉండివచ్చునేమో కదా. అది సరే జనక యోగీంద్ర, అట్టి చక్షుదేవత చూపు ఎవ్వరికి ఆయతనము శరీరము అయి ఉన్నది? 1 చూపు, 2 అద్దాని దేవతాస్వరూపమగు ఆదిత్యుడు. ద ఒరిజినల్ సోర్స్ ఫ్రోమ్ వెర్ ద సేన్స్ ఆఫ్ సీయింగ్ ఈజ్ ఏమనెటింగ్. ఈ రెండింటికి అధిష్టానము ఆశ్రయము ఏది? లేక అవి అద్దానియందు ఉదయించి చరించలేస్తున్నాయి? ఈ విషయములు కూడా వివరించారా? జనక మహారాజు, లేదు లేదు. చూపు ఎద్దానికి శరీరము, చూపు ఆదిత్యుడు, చూపు బయల్వెడలు దివ్యస్థానము లకు అధిష్ఠానమేమిటో వారు చెప్పనూ లేదు, మేము అడగనూ లేదు. యాజ్ఞవల్క్యుడు అప్పుడు చక్షుబ్రహ్మతత్వము గురించి నాలుగింట ఒక వంతు మాత్రమే చెప్పినట్లు, మిగిలిన మూడు వంతుల విషయమేమంటే కన్ను ఇంద్రియము, చూపు ఎవరి ఇంద్రియము? అవ్యాకృతాకాశమునకు చెందినట్టి ఇంద్రియమే. అంతేకాకుండా అవ్యాకృతాకాశమే చూపునకు, ఆదిత్యదేవతకు, జననునికి లయస్థానము కూడా. అట్టి చూపు రూపమున ఉన్న ఆదిత్య బ్రహ్మమును సత్యము అని ఉపాసించాలి. జనక మహారాజు సత్యము అనగా ఏమి? యాజ్ఞవల్క్యుడు, చూపే సత్యము. ఎవరైనా మనలను అది చూచావా అని అడుగుతారు. అవును చూచాను అంటాము. అనగా సత్యమే అని చెప్పుచున్నామనియే కదా. చూపియే సత్స్వరూపమగు పరబ్రహ్మము అని ఉపాసించాలి. చూపు రూపమున ఏర్పడి ఈ దేహములో ఉన్నది బ్రహ్మమే అని ఎవ్వరు ఉపాసిస్తారో అట్టి నేత్ర బ్రహ్మోపాసుకుని ఆతని చూపు ఇక ఎప్పటికీ వదలదు. ఈ దేహము పతనము చెందిన తరువాత కూడా చూపు కొనుగుతూనే ఉండగలదు. అంతేకాదు, చూపును బ్రహ్మము యొక్క కళావిశేషముగా ఉపాసించువాడు ఇప్పుడే ఇక్కడే దేవతారూపమును సంతరించుకొని దేహపతనానంతరము దేవతలలో ఒకడై దివ్యత్వము సంతరించుకుంటున్నాడు. అందుచేత బ్రహ్మమే ఈ కనబడే సమస్తముగా ఉన్నదని ఉపాసించబడుగాక. జనకుడు చూపును, ఈ కనబడుచున్న సమస్తమును బ్రహ్మముగా ఉపాసించమని బోధించు గురువర్యులగు మీకు వేయి గోవులు సమర్పించుకొనుట ఉచితమే, కనుక దయచేసి స్వీకరించండి. యాజ్ఞవల్క్యుడు శిష్యుడు కృతార్థుడు, సంపూర్ణముగా అధ్యయనము నిర్వర్తించినవాడు కాకుండా గురువు దక్షిణ తీసుకోకూడదని పితృదేవుల వాక్యము కదా. అందుకని నేను గోవులను స్వీకరించలేను. ఇంకా ఎవరైనా సభకు వచ్చి బ్రహ్మము గురించి సంభాషించి ఉన్నారా? నాలుగుట్ శ్రోత్రం వై బ్రహ్మైతి. జనకుడు ఇంకొకసారి భారద్వాజగోత్రికుడైన గద్దభి విపీత ఆచార్యులవారు సభకు విచ్చేశారు. బ్రహ్మము గురించి చర్చ జరిగింది. చెవి అధిష్ఠానమగు దిక్కులు దిగ్దేవత బ్రహ్మము శ్రోత్రం వై బ్రహ్మేతి అని గద్దభి విపీతాచార్యులవారు నొక్కి వక్కాణించారు. ఏ విధంగా తల్లిదండ్రులు వారి గురువులు వ్యాఖ్యానించారో అదంతా వివరించుకుంటూ వినికిడియే బ్రహ్మము యొక్క రూపముగా అభివర్ణించారు. యాజ్ఞవల్క్యుడు, ఓహో, వినికిడియే బ్రహ్మము అని నిరూపణ గద్దభి విపీతాచార్యులవారు ప్రవచనము చేసియున్నారా? అవును కదా. మరి శ్రవణము లేకపోతే ఏదీ సిద్ధించదు కదా. శ్రవణముచేతనే బ్రహ్మము తెలియవచ్చుచున్నది. అయితే గద్దభి విపీతముని శ్రోత్రము దేనికి శరీరమేమయ్యున్నది? వినుటకు ఆశ్రయము అధిష్ఠానము ఏమయ్యున్నది? ఈ విషయము చర్చించినారా? జనకుడు, ఆ గద్దభి విపీతులవారు శ్రోత్రబ్రహ్మము యొక్క శరీరాశ్రయము గురించి ఏమీ చెప్పటం జరగలేదు. యాజ్ఞవల్క్యుడు, హే సమ్రాట్ సార్వభౌమ, శ్రోత్రబ్రహ్మము మాత్రమే వివరిస్తే అది పరబ్రహ్మములో నాలుగవ భాగమే అగుచున్నది. జనక మహారాజు, పరబ్రహ్మములో తదితర మూడు వంతుల భాగమగు శ్రోత్ర బ్రహ్మము విషయమేమిటో దయతో చెప్పండి. యాజ్ఞవల్క్యుడు, శ్రోత్ర బ్రహ్మము నాకు శ్రోత్రమే, వినుటయే శరీరము. అనగా వినటము అననది బ్రహ్మమునకు శరీరమే అగుచున్నది. శ్రోత్రబ్రహ్మమునకు ఉత్పత్తి స్థితి లయము కూడా ఆవ్యాకృత ఆకాశమే, దిక్కులు ఆశ్రయమయ్యున్నది. పరబ్రహ్మము యొక్క నాలుగవ భాగమగు అవ్యాకృతాకాశమునందు ప్రతిష్ఠగల దిగ్దేవత బ్రహ్మము కూడా ఆత్మవలే అనంతము. శ్రోత్రము వినికిడి బ్రహ్మము యొక్క ఇంకొక ప్రదర్శనమే. జనక మహారాజు, శ్రోత్రము వినికిడి శ్రోత్రబ్రహ్మమును అనంతరూపముని ఉపాసించాలి అని సూచిస్తున్నారు కదా. అనంతము అనుటలో మీ పరమోద్దేశ్యము ఏమిటి? మరికొంత వివరించమని అభ్యర్థన. చెవులు అనంతము అవటము ఎట్లా? యాజ్ఞవల్క్యుడు, హే సామ్రాట్, చెవులలోగల వినికిడి అనంతము. ఎందుకంటారా? దిక్కులే వినికిడిని ప్రసాదించు తత్వము సోర్స్. వినబడుచున్నదంతా దిక్కుల నుండే కదా. ప్రతి దిక్కు కూడా అనంతమయ్యున్నది. ఇట్లా అంటారా, ఒకడు తూర్పు దిక్కుగా బయల్వెడలాడనుకోండి, ఇదిగో ఈ తూర్పు దిక్కు ఇక్కడికి అంతము అగుచున్నది, అనబడినదేది అతడు చేరలేడు. అట్లాగే పడమర, దక్షిణ, ఉత్తర దిక్కులు కూడా. కనుక దిక్కులు అనంతములు అని మహర్షులు విద్యలు ప్రకటిస్తున్న పరమసత్యము. దిక్కులే శ్రోత్రము, వినటము అనుదాని స్వరూపము. కనుక శ్రోత్రము అనంతము, అనంతమైనది ఆత్మ మాత్రమే. కనుక వినబడినదంతా పరమాత్మస్వరూపముగా లేక పరబ్రహ్మముగా ఉపాసించబడుగాక. ఎవ్వడు శ్రోత్రమును వినికిడి వినబడుచున్నదానిని అనంతమగు ఆత్మస్వరూపముగా ఉపాసించు అభ్యాసము నిర్వర్తిస్తాడో ఆతనిని శ్రోత్రము వినగలగటము అనేది ఎన్నటికీ విడచి ఎక్కడికీ పోదు. ఒక గోవు లేగదూడను ప్రేమించు తీరుగా వినబడుచున్నదంతా పరబ్రహ్మస్వరూపముగా ఉపాసించు వానిని సమస్త భూతములు జీవులు ప్రేమిస్తాయి. అందుచేత బ్రహ్మమే వినబడే సమస్త రూపముగా అనుభవముగుచున్నది అని ఉపాసించబడుగాక. అట్టి శ్రోత్ర బ్రహ్మోపాసకుడు ఇప్పుడే ఇక్కడే దివ్యమగు దేవతాస్వరూపుడై భౌతిక దేహ పతనానంతరము దేవతల స్థానమును పొందుచున్నాడు. జనకుడు మహాత్మా, మీ సమాధానము, మీరు సూచించిన శ్రోత్ర బ్రహ్మోపాసన మహత్తరము. నాపై దయతో ఏనుగు వంటి ఎద్దులతో కూడి 1000 గోవులను స్వీకరించండి. ఆనందపూరితుడనై సమర్పిస్తున్నాను. యాజ్ఞవల్క్యుడు శిష్యుడు పూర్తిగా ప్రబుద్ధుడు వేలండర్స్టూడ్ కానిదే శ్రోత నుండి దక్షిణ స్వీకరించకూడదన్నది పితృదేవుల సంకల్పము కదా. శిష్యుని కృతకృత్యుని చేస్తేనే స్వీకరించగలము. ఇప్పుడు ఇంకా చెప్పండి, ఇంకెవరైనా ఆచార్యులు బ్రహ్మము విషయమై మీతో ఇంకే విధంగానైనా ప్రతిపాదిస్తూ సంభాషించారా? 5 మనో వై బ్రహ్మేతి. జనక మహారాజు అవును యతీంద్ర, సత్యకామ జాబాలుడు జబాలిపుత్రుడు ఈ విధంగా బోధించటం జరిగింది. నా తల్లితండ్రి గురువులచే నేను బోధింపబడిన రీతిగా వివరిస్తున్నాను, వినండి. మనస్సుతో కదా ఎవడైనా ఏదైనా చేసేది, తెలుసుకునేది, అనుభవము పొందేది కూడా. కనుక ఈ మనస్సే బ్రహ్మమయ్యున్నది అని బోధించుచు అనేక దృష్టాంతములు సోదాహరణములు చెప్పుకుంటూ వచ్చారు. మనస్సు యొక్క ఏకాగ్రత ప్రయోజనాలు, అనేకాగ్రత దవ్యధలు ఇవన్నీ వివరించారు. యాజ్ఞవల్క్యుడు మహారాజా, మనస్సు బ్రహ్మము అని వారు చెప్పటము సముచితమే. అయితే మనస్సు ఎవ్వరికి దేహమయ్యున్నది, ఎవరికి ఉపాధి, ఉపకరణముగా అయి ఎవరిని సేవించుచున్నది, మనస్సు ఎందులో ప్రతిష్ఠితమయ్యున్నది, ఈ విషయాలేమైనా వారు ప్రస్తావించటం జరిగిందా? జనక మహారాజు లేదు. మనస్సు దేహముగా అగుచుండటముగాని అద్దానికి దేహి అయినవారి గురించిగాని మనస్సు ఇద్దానియందు ప్రభవించి ప్రవర్తించి ప్రశమనము పొందుచున్నదో ఆ విషయం గురించిగాని వారు స్పృశించలేదు. యాజ్ఞవల్క్యుడు పైతే మనస్సు యొక్క తత్వస్వరూపములో మనోనిర్వచనము ఇత్యాదులు 4వ వంతు వరకే చెప్పడం జరిగినట్లు అవుతుంది. జనక మహారాజు మహనీయ, తదితరమగు మనస్సు గురించిన 4 వంతుల విశేషములు మీకు ఏమేమని అనిపిస్తోందో మాపై కరుణతో విశదపరచండి. యాజ్ఞవల్క్యుడు శ్రీ సత్యకామజాబాల ఆచార్యుల వారు వారి తల్లితండ్రులు గురువుల పాఠములు వర్ణించి చెప్పినట్లే మనస్సు ఆనందస్వరూపము, చంద్రదేవతా రూపము. మనస్సుతోనే ఎవడైనా ఏదైనా చేసేది. మనస్సు లేనిచోట ఏదీ నిర్వర్తించబడదు. మనోదేవత యొక్క ఆయతనము, ఉనికి స్థానము, శరీరత్వము, ప్రతిష్టల గురించి కూడా తదితర ఇప్పటివరకు చెప్పుకున్న విశేషముల వలనే చెప్పుకుందాము. ఆయతనము ఇల్లు, స్థానము, యజ్ఞము నిర్వర్తించే చోటు, యత్నము, ఉత్సాహము, ఆలోచనలకు మునుముందే ఉన్నట్టి మనస్సు యొక్క స్వతఃసిద్ధ రూపమును గమనించాలి. అట్టి మనస్సు ఆనందస్వరూప బ్రహ్మముగా ఉపాసించాలి. మనస్సు ఆనందముగా ఉంటే అదియే బ్రాహ్మిస్థితి. మనస్సు అవ్యాకృతాకాశమునకు శరీరమై, ఆయతనమై, అద్దానియందే ప్రతిష్ఠితమయ్యున్నది. ఆత్మశరీరీ అని అనుకుంటే మనస్సు ఆత్మకు శరీరము. జనక మహారాజు, హే మహానుభావన్, మనస్సును ఆనందస్వరూప బ్రహ్మముగా ఉపాసించాలిగాని అద్దానివలన మనకు బంధమనో మనస్సును నిరోధించాలనో ప్రయత్నించు అవసరము లేదు అనుమాట మీ వాక్యములలో ద్యోతకమవుతోంది. చంద్రదేవత రూప ఆనంద బ్రహ్మము అని నిర్వచిస్తున్నారు. మనస్సు ఆనందరూపము ఎట్లా అవుతుంది చెప్పండి. యాజ్ఞవల్క్యుడు, అవును, మనస్సు ఆనంద బ్రహ్మమే. మనోఆనంద చంద్రబ్రహ్మము అని కూడా అనబడుచున్నది ఎందుకంటారా? ఈ జీవుడు మనస్సుతోనే ఏదైనా కోరుకొని అద్దాని నుండి ఆనందము పొందుచున్నాడు. కోరుకోవటానికి ముందే మనస్సు ఉన్నది. అద్దములో ప్రతిబింబించేదానికి మునుముందుగానే అద్దము ఉండి ఉన్నట్లు. మనస్సు చేతనే తనను బోలిన పుత్రుని ఆత్మావై పుత్రః భార్యయందు పొంది ఆనందిస్తున్నాడు. పుత్రుడు మనోరూపము చేతనే తండ్రికి తల్లికి ఆనందరూపుడగుచున్నాడు. మనస్సు చేత నిర్వర్తించినదే నిర్వర్తించబడినదిగా అవుతోంది. మనో యత్ కరోతి తత్కృతం భవతి. మనోదేవతయే బ్రహ్మము. ఎవ్వరు మనస్సు పరబ్రహ్మస్వరూపమే అని ఉపాసిస్తారో, మనో పరబ్రహ్మదేవతారూపంగా భావిస్తారో, అట్టి ఉపాసకుణ్ణి మనస్సు ఎన్నడూ విడిచి ఉండదు. జాగ్రత్ స్వప్నసుషుప్తులలోనూ జన్మజన్మాంతరములుగానూ మనస్సుతోడై వెంట ఉండగలదు. అట్టి మనోబ్రహ్మోపాసుకునికి సకల ప్రాణులు స్నేహాస్పదులే ఉంటున్నాయి. బ్రహ్మమే మనోరూపముగా ప్రకాశమానమగుచున్నది అని ఉపాసించబడుగాక. ఎవడు మనస్సును పరబ్రహ్మముగా తెలుసుకుని ఈ సర్వము మనోరూపముగా పరబ్రహ్మరూపముగా దర్శిస్తాడో అతడు ఇక్కడే ఇప్పుడే దేవతారూపుడై ప్రకాశిస్తున్నాడు. భౌతిక దేహానంతరము కూడా దేవతారూపుడై ప్రకాశమానుడగుచున్నాడు. జనక మహారాజు, స్వామి, మనోవై బ్రహ్మేతి, మనస్సు బ్రహ్మమే అయి ఉన్నది అను సిద్ధాంతము నేను ఒప్పుకుంటున్నాను. ఏనుగు వంటి వృషభములతో కూడిన 1000 గోవులను నేను మీకు సమర్పించుటకే అంగీకరించండి. మీరు చెప్పిన మనస్సును ఆత్మరూపముగా ఉపాసించటమునకు గురుదక్షిణ ఇచ్చుటకు అనుగ్రహించ ప్రార్థన. యాజ్ఞవల్క్యుడు శిష్యుని కృతార్థుని, ఓల్ వెల్ ఇన్ఫర్మ్డ్ చేయకుండా దక్షిణ స్వీకరించరాదనున్నది తమకు నేను విన్నవించుకున్నదే కదా మహారాజా. తండ్రి అడుగుజాడల నుండి చిత్తుడను కాలేనుకదా మహాత్మ. హే జనక సామ్రాట్, మరింకెవరైనా ఆచార్యులు బ్రహ్మము గురించి ఇంకేమైనా విశేషాలు వివరించి బోధించి ఉన్నారా చెప్పండి. ఆరుగట్ హృదయం వై బ్రహ్మేతి. జనక మహారాజు, ఈ శ్రీ సకల ముని యొక్క కుమారుడగు విదగ్ధమునిస్వరులు వచ్చారు. వారిని అయ్యా, బ్రహ్మము అనగా ఏదై ఉన్నది అని ఆత్మజ్ఞానాసక్త దృష్టితో అడిగాము. వారు తాము తల్లితండ్రి గురువుల వద్ద అభ్యసించినదేమో అదంతా బ్రహ్మము విషయమై ఉపన్యసించారు. హృదయమే బ్రహ్మము అని బోధించారు. బుద్ధిగతము సమస్తగతము అయినట్టి హృదయము ఉన్నవానికే అంతా అవగతమవుతుంది. హృదయమే మనోబుద్ధులకు స్థానము. ప్రజాపతియే హృదయమునకు అధిష్ఠాన దేవత. అట్టి హృదయమే బ్రహ్మము అయి ఉన్నది. హృదయమే ప్రజాపతి. సృష్టి అంతా తన హృదయమున కలిగి ఉన్న సృష్టికర్తయగు ప్రజాపతియే బ్రహ్మము. యాజ్ఞవల్క్యుడు, బాగున్నది. హృదయకమలము పరబ్రహ్మరూపమనుట యుక్తియుక్తమే. జడమైన దానికి హృదయము ఉండదు కదా. సరే, హృదయము ఎద్దానికి ఆయతనమో హృదయమునకు స్థానము ఏదై ఉన్నదో అది కూడా ఆ విదగ్ధమునీశ్వరులు అభివర్ణించి చెప్పారా? జనక మహారాజు, లేదు, హృదయము యొక్క ఆయతనము స్థానము ప్రతిష్ట చెప్పలేదు. యాజ్ఞవల్క్యుడు, పైతే హృదయమునకు సంబంధించి 4వ వంతు మాత్రమే చర్చించినట్లు అవుతుంది. జనక మహారాజు, తక్కిన 3 వంతుల విశేషములేమిటో దయచేసి చెప్పండి. యాజ్ఞవల్క్యుడు, హృదయమే ఆయతనము రూపము. ఆకాశమే ఆ హృదయ రూపమునకు అధికారి. హృదయాకాశములో హృదయరూపముగా జగత్తు మొదలైనంతా జనించి ప్రవర్తించి లయమును పొందుచున్నది. పూర్ణములో హృదయాకాశములో పూర్ణమును హృదయమును దర్శించటమే పూర్ణత్వము. ఇదంతా పూర్ణమునందే స్థితి కలిగి ఉన్నది. జనక మహారాజు, పూర్ణము స్థితిల గురించి మరికొంత వివరించండి. యాజ్ఞవల్క్యుడు, హృదయమే స్థితి. ఎందుకంటే హృదయమే సర్వభూతజాలములకు స్థితిగల స్థానము. అంతేకాదు సర్వలోకములకు కూడా. అట్లాగే మనోబుద్ధి, చిత్త, అహంకారాలు, జాగ్రత్ స్వప్నసుషుప్తులకు కూడా హృదయమే స్థితి, ముఖ్యస్థానము అయి ఉన్నది. హృదయాకాశమే హృదయమునకు, హృదయాంతర్గతమైన సర్వదృశ్యన్నుభూతి విశేషాలకు ప్రతిష్ఠ. అవన్నీ ప్రతిష్ఠింపబడినది హృదయమునందే. కనుక హృదయమే పరబ్రహ్మము. కాబట్టి పరబ్రహ్మమే సమస్త జీవులయందు హృదయముగా సంస్థితమై ఉన్నది అని ఉపాసించబడుగాక. ఎవ్వరు హృదయమును పరబ్రహ్మ స్వరూపముగా గమనించి, దర్శించి, ఉపాసిస్తూ ఉంటారో వారికిక బ్రహ్మము దూరముగా ఉండదు. వారు బ్రహ్మమునకు దూరముగా ఉండరు. అన్ని భూతములు ఆతని యందే ప్రవేశించినవగుచున్నాయి. జలంలోనే తరంగాలు జనించి, చలించి, లయిస్తున్నట్లుగానే ఈ జగత్తు, జీవాత్మ, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు మొదలైనవన్నీ కూడా హృదయాకాశములోనే జనించి, ప్రవర్తించి, లయించినవగుచున్నాయి. హృదయమును బ్రహ్మముగా ఉపాసించువాడు ఇక్కడే దేవత అయి, భౌతిక దేహానంతరము దేవతాస్వరూపుడై అంతటా వెలుగొందుచున్నాడు. జనక మహారాజు, మహాత్మ, అమోఘము, నేను సమర్పిస్తానని అంటూ వస్తున్న ఏనుగు వంటి ఎత్తైన ఎద్దులతో కూడిన 1000 గోవులను దక్షిణగా స్వీకరించమని ఇప్పుడు మరల మరల వేడుకొనుచున్నాను. యాజ్ఞవల్క్యుడు, ఎట్లా కుదురుతుంది? శిష్యుడు కృతార్థుడు కాకుండా గురువు దక్షిణ స్వీకరించరాదు కదా. ఋషి బ్రహ్మమై ఉన్నదేది? శరీరములో నివాసస్థానము ప్రతిష్ట, ఉపాసనా రూపము. జిత్వాచార్యులు వాక్, పలుకు, నోరు, ఆత్మప్రజ్ఞ. ఉదంకాచార్యులు ప్రాణము, శక్తి, ప్రాణశక్తి, ఆత్మప్రియత్వము. బర్కాచార్యులు నేత్రము, చూపు, కళ్ళు, ఆత్మసత్యము. గర్ధభీవిపితాచార్యులు శ్రోత్రము, వినికిడి, చెవులు, ఆత్మ అనంతత్వము. సత్యకామాచార్యులు మనస్సు, యోచన, మనస్సు, ఆత్మ ఆనందము. విదగ్ధాచార్యులు హృదయము, భావన, హృదయము, ఆత్మస్థితి. ఇది బృహదారణికోపనిషత్ 6వ అధ్యాయే. యజ్ఞవల్కీయకాండము 6:6. ఆచార్య బ్రాహ్మణము 6:2. ద్వితీయ బ్రాహ్మణము, కూర్చ బ్రాహ్మణము. యాజ్ఞవల్క్యుడు వివరణాత్మకంగా చెప్పుచున్న విశేషాలన్నీ ప్రశాంత ఆనందములతో వింటున్న జనక మహారాజు కూర్చము, ఆసనము నుండి లేచి నిలుచున్నారు. మహర్షి యాజ్ఞవల్క్యుడు ఆసీనులైన ఆసనమును సమీపించారు. పాదములను ఉభయ హస్తములతో నిండుగా నెమ్మదిగా స్పృశించి కళ్లకు అద్దుకున్నారు. నమస్తే తుభ్యం అస్తు, హే యాజ్ఞవల్క్య అనో మా సాధి. ఇతి 6:2:1. ఓ యాజ్ఞవల్క్య, మీకు 2 చేతులు జోడించి హృదయపూర్వకముగా నమస్కరిస్తున్నాము. నాకు విద్యను బోధించుచు నన్ను అనుశాసించెదరుగాక. యాజ్ఞవల్క్యుడు, ఓ జనక మహారాజా, మీకు శుభప్రదముగుగాక. సుఖాసీనులవ్వండి, ఇక శ్రద్ధగా వినండి. ఒకానొకడు ఏదో దూరదేశమునకు సుదీర్ఘ ప్రయాణము చేయదలుచుకున్నాడు. అందుకుగాను సుందరమైన, యాంత్రికమైన, సులభముగా దూరప్రయాణము చేయగల రథమును నిర్మించుకున్నాడు. పుష్టిగల గుబ్బుములను పూంచాడు. గొప్ప ప్రావీణ్యము గల రథసారథిని నియమించుకున్నాడు. రథములో సుఖముగా కూర్చుని పరిసరములన్నీ వినోదముగా దర్శించగల స్థరమగు ఆసనము, కూర్చము, కుర్చీ నిర్మించుకున్నాడు. నది, తటాకముల వద్ద నావలు కూడా సిద్ధం. ఇక అతడు దిగులు పడవలసినదేమున్నది? హాయిగా, హుషారుగా, వినోద విజ్ఞానములను ఆస్వాదిస్తూ ప్రయాణము చేయగలడు కదా. అట్లాగే బ్రహ్మోపాసకుడవు, కర్మయోగ పుంగవుడవు ఆగు ఓ జనక యోగీశ్వర. మీరు బ్రహ్మజ్ఞాని అవటానికి సర్వము సిద్ధము చేసుకొనియే ఉన్నారు. ఉపనిషత్తులు ప్రవచిస్తూ ఉన్న ఆత్మజ్ఞాన పాఠ్యాంశములను పఠించి, పరిశీలించి, స్వస్వరూపము వైపుగా వాక్యార్థములను అన్వయించుకుంటూ దృష్టులను ఆత్మభావనలతో పరిశుద్ధపరచుకుని ఉన్నారు. విజ్ఞులలో పరమ పూజ్యుడవు. వేదాధ్యయనము చేసినట్టివారు. ఉపనిషత్ జ్ఞానముచే స్థిరచిత్తుడైనవారు. కనుక నిశ్చింతులు అభయులు అయి ఉండండి. సరే, ఇక మిమ్ములను నేను ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఆలోచించి మరీ సమాధానము చెప్పండి. అధ్యాత్మ విచారణను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రశ్నలు అడుగుచున్నాను. ఈ దేహము కాలముచే వచ్చి కాలముచే పోవుచున్నది కదా. బ్రహ్మజ్ఞులకు మీరు యథాకాలమునందు దేహమును త్యజించినప్పుడు ఈ దేహమునకు సంబంధించి ఏ తత్వములు ఎటుపోతున్నాయి? మీరు ఎటు వెళ్లబోచున్నారు? జనక మహారాజు మహర్షివర్య, నేను ఎటుపోబోచున్నానో, ఈ దేహములోని ఆయా స్థూల సూక్ష్మ పదార్థములన్నీ ఎటు వెళ్లనున్నాయో ఈ వివరాలు నాకు అంతగా తెలియదు. దయతో వివరించండి. ఈ జీవితము యొక్క అంతిమగమ్యము ఏమిటో, ఏటో, ఆ తరువాత ఏమేమిటో నాకు బోధించండి. నేను కృతార్థుడను అవుతాను. యాజ్ఞవల్క్యుడు, జీవన్ముక్తులకు మీరు ఎటు వెళ్లనున్నారో, ఈ జీవితము యొక్క గమ్యమేమిటో నేను ఎరిగి ఉన్నాను. మీకు తెలియకపోయినచో చెప్పగలను. మీరు నన్ను అడగవచ్చు. జనక మహారాజు అయితే దయచేసి వివరించమని మరొక్కసారి అర్థిస్తున్నాను. పూజనీయులగు తమరు మమ్ములను బోధచే తరింపజేయగలరు. యాజ్ఞవల్క్యుడు అయితే వినండి. ఈ కనులు, చెవులు మొదలైన దేహేంద్రియములన్నీ ఈ జీవుడు నిర్మించుకున్నాడా? లేదు. ఇవన్నీ తయారు చేయు విధి విధానమునకు కారణమగు దివ్యశక్తులకు సంబంధించిన ప్రజ్ఞలను దేవతలు అంటారు. అనగా ఈ భౌతిక దేహములో కనిపించే వివిధ ఇంద్రియశక్తులన్నీ పౌరాణిక నామములచే విస్తారముగా దివ్య స్వరూపులగు దేవతల వర్ణనగా చెప్పబడుచున్నది. యజ్ఞయగకృతు వేదమంత్రములతో అట్టి సమిష్టికి చెందిన దివ్య ప్రజ్ఞలగు దేవతల గురించి ఉపాసనలు, స్తోత్రములు, మంత్రములు, పూజా విధులుగా అభివర్ణించబడుచున్నాయి. వివిధ ఇంద్రియ దేవతలు, దృష్టి దేవతశ్రుతము దేవతస్పర్శ దేవత, ప్రసదేవత, ఆఘ్రాణ దేవతలు ఈ విధములైన ప్రత్యక్షనామము ఇష్టపడరు. అప్రత్యక్ష నామములందు ప్రీతి కలిగి ఉంటారు. ప్రత్యక్షనామముల పట్ల అయిష్టభావము కలిగి ఉంటారు. దృష్టాంతానికి చాకలి సుబ్బయ్య గారు, మంగలి వెంకయ్య గారు, మంత్రసాని లక్ష్మమ్మ గారు, పౌరోహిత రామశాస్త్రి గారు అని పిలిస్తే ఆయా వ్యక్తులకు ఇష్టము ఉండని రీతిగా సుబ్బయ్య గారు, వెంకయ్య గారు, లక్ష్మమ్మ గారు, రామశర్మ గారు అని పిలిస్తే వారికి ప్రీతి అగు రీతిగా ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్నిదేవుడు, భూదేవత, శివుడు, విష్ణువు, లలిత మొదలైన దేవతానామములు ఇట్టివే. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని జీవన్ముక్తుడు అగువాని యొక్క దేహానంతర విశేషములు ఏ విధంగా ఉంటాయో చెప్పుకుంటున్నాం. జాగ్రత్ పురుషుడు, కుడి నేత్రములో ప్రకాశమాన పురుషుడు లేక పురుషకారము. కుడికంటి యందు ఏ చూపుశక్తి పురుషుడు కలడో ఆతనిని ఇంద్రుడు, కుడికంటి చూపు రూపము తన శరీరముగా కలవాడు అని అంటారు. ఈయన క్రియార్థంగా ఇంద్రుడే అయినా కూడా పరోక్షముగా ఇంద్రుడు అని పిలువబడుచున్నారు. ఈ ఇంద్రుడే ఇంద్రియములకు అధిపతియే. జాగ్రత్ అవస్థ యందు దక్షిణ, కుడిదిక్కు, నేత్రములో, కుడికన్నునందు ప్రకాశించున్న పురుషుడు. ఈ జాగ్రత్ పురుషుడే సర్వజాగ్రత్ వస్తువులుగా ప్రకాశించుచున్నారు. సూర్యమండలమునందుకూడా ప్రకాశించు పురుషుడు ఈయనయే. ఓ జనక మహారాజా, స్వస్వరూప బ్రహ్మమును ఎరిగి ఏకత్వము పొందినప్పుడు అట్టి బ్రాహ్మీ దృష్టి గల నీ వంటి వారి పట్ల మరల మరొక పాంచభౌతికమైన వ్యష్టి ఉపాధికి, ఇండివిడ్యువల్ ఫిజికల్ బాడీ హోల్డింగ్, కార్య కారణములన్నీ అకారణ రూపమై రహితము, నల్ ఆండ్ వాయిడ్ అగుచున్నాయి. అందుచేత విశ్వుడు అను పేరుగలవాడవై జాగ్రత్ అంతా ఆక్రమించుకొని జాగ్రత్ పురుషకార స్వరూపుడవై నీవే వినోదించుచున్నావు. ఈ జాగ్రత్ అంతా నిండి ఉన్నది నీవే. ఈ జాగ్రత్ నీ ఆత్మదేహ అంశ విభాగమై వెలుగొందుచున్నది. ఓ విదేహచక్రవర్తి, ఈ జాగ్రత్ నా శరీర విభాగము. అంతేగాని ఈ జాగ్రత్లో నేను ఒక విభాగమును కాను అని గమనించండి. స్త్రీపురుష ద్వంద్వరూప భోగ్య భోక్తలు, ఈ జాగ్రత్ నీకు భోగ్య వస్తువు అగుచున్నది. జాగ్రత్లో నీవులేవు. జాగ్రత్ నీదే ఉన్నది, నీయందున్నది. భోక్తత్ ఇంద్రుడు, భోగించబడున్నది ఇంద్రాణి. ఇంద్రాణిని ఎడమ కంటితోని పురుష రూపము అని కూడా అంటారు. భోగించబడుదానిని అన్నము అని కూడా పిలుస్తున్నారు. ఇదియే జాగ్రత్ విశ్వుడు అను పేరుతో చెప్పబడు ద్వంద్వము. విశ్వుడు జాగ్రత్ అనుభవము పొందువాడు. జాగ్రత్ అనుభవముగా పొందబడినది ఇంద్రుడు ఇంద్రాణి. ద ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ఇరువురి సమన్వయమే నీ యొక్క విశ్వుడు అను పురుషకారము. ఇంద్రుడు అనుభవము తనదైనవాడు, ఇంద్రాణి విరాట్ పురుషకారము. అయితే ఈ అనుభవించువాడు జాగ్రత్ అనుభవి, అనుభవించబడినది. అనుబడే పురుష స్త్రీ ద్వంద్వముల సంభోగస్థానము ఏది? చిదాకాశమే లేక అవ్యాకృతాకాశమే లేక హృదయాకాశమే? హృదయములో గల ద్రష్టదృశ్యముల సంబంధమే ఆ ఇంద్రుడు ఇంద్రాణి దంపతులు కప్పుకునే వస్త్రము. హృదయమునందలి మాంసపిండస్థానమగు ఆకాశము ప్లస్ జొన్ చిదాకాశమే. స్వప్న జాగ్రత్ మార్గములు హృదయము నందలి పై భాగమున గల నాడీ మార్గమే. స్వప్నము నుండి జాగ్రత్కు, జాగ్రత్ నుండి స్వప్నమునకు పోయి వస్తూ ఉండు మార్గము. తేజస పురుషుడు, సూక్ష్మ శరీరాభిమాని ఈ ఇంద్రుడు కీంద్రాణిలే. ద ఎక్స్పీరియన్స్ అండ్ ద ఎక్స్పీరియన్సిన్ స్వప్నసీమలోని జంట కూడా. స్వప్నము అనుభవించువాడు స్వప్న దృశ్యము కలిసిన అతేజస పురుషుడు, స్వప్నాభిమాని. స్వప్నకాశమే సూక్ష్మ శరీరాభిమాని స్వప్నపురుషుడు, అభయులు సంభోగించు స్థానము. స్వప్న చిదాకాశము కూడా జాగ్రత్ చిదాకాశము వలెనే నీ యొక్క కేవలమగు చిదాకాశాంతర్గత కల్పిత చమత్కారమే. ఒకటి, స్వప్నములో నేను లేను, స్వప్నము నాదే ఉన్నది, నాయందున్నది. రెండు, నేను స్వప్నాంతర్గత ద్రష్టస్వప్న దృశ్యముల అఖండరూపమగు చిదాకాశ స్వరూపుడను. మూడు, తేజస పురుషుడు స్వప్నము ఈ రెండు కూడా నాయందు సంభోగస్థానము నాచే కలిగినవై ఉంటున్నాయి. ఈ విధంగా నాపై మూడు దర్శనములను ఎరిగినవాడివై సుస్థితుడవై అచ్యుతుడవై ఉంటున్నప్పుడు ఆత్మజ్ఞాని అగుచున్నావు. ఓ జనక మహారాజా, వెంట్రుక చిట్టు చివరి విభాగములో వెయ్యవ వంతు కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనట్టి హృదయములోని హితానాడి. ఈనాడియే అంతరహృదయమున ఉండి జాగ్రత్ స్వప్నములకు రహదారివలె ఏర్పడి ఉంటోంది. అన్నము జాగ్రత్ స్వప్నములలో అనుభవముగా పొందబడేదంతా ఈ హితానాడి నుండియే వెలువడుచున్నది. విశ్వుడు తేజసుడు ఈ ఇరువురు ఈ కళ్లకు కనబడే భౌతికమైన సర్వవస్తువులన్నిటికంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మరూపులు. జాగ్రత్ స్వప్న అభయ పురుషకారములు మీ యొక్క ఆత్మకు చెందిన అఖండ స్వరూపము నుండి పురుషకారములుగా బయల్వెడలుచున్నాయి. ఇక మీ సహజ రూపమగు ఆత్మయో సూక్ష్మాతి సూక్ష్మము కంటే కూడా సూక్ష్మతమము, మోస్ట్ మోస్ట్ సటల్. స్వకీయ ప్రాణస్వరూపధారణ ఓ జనక మహాత్మా, మీ ఆత్మయే తూర్పు దిక్కున తూర్పు ప్రాణస్వరూపంగాను, పడమర వైపున పడమర ప్రాణముగాను, ఉత్తరము వైపున ఉత్తర ప్రాణముగాను, దక్షిణము వైపున దక్షిణ ప్రాణముగాను, ఊర్ధ్వమున ఊర్ధ్వ ప్రాణముగాను, క్రిందగా అధో ప్రాణముగాను, అన్ని దిక్కులందు తన ప్రాణశక్తిచే ఆక్రమించుకొనియున్నది. ఆత్మయొక్క శక్తి రూపమే ప్రాణము. ఆత్మదృశ్యములో ఒక వస్తువ కాదు, జాగ్రత్ చేత పరిమితమ కానే కాదు. ఆత్మయే విశ్వుడు రూపముగా జాగ్రత్ అనుభవి అయి తనను తానే ప్రదర్శించుకొనుచున్నది. ప్రదర్శించువాడు ప్రదర్శించబడినదిగా ఎట్లా అవుతాడు? అవడు. ఆత్మ ఈ దేహము కాదు, మనోబుద్ధి చిత్తమహంకారాలు కాదు, జాగ్రత్ అహంకారము కాదు, స్వప్నహంకారము కాదు, సుషుప్త్యహంకారము కాదు, జాగ్రత్లోని కాలము కాదు, స్వప్నములోని కాలము కూడా కాదు, సుషుప్తిలోని కాలము కాదు, ద్రష్ట కాదు, దర్శనము కాదు, దృశ్యము కాదు. కాని ఇవన్నీ ఆత్మకు అన్యము కూడా కాదు. ఇది కాదు, ఇది కాదు, నేతి నేతి అని వెతుకుతూ పోగా ఆ వెతుకువాడు తనకు అన్యముగా దర్శించేవి ఏదీ ఆత్మ కాదు. ఈ విధంగా ఆ వెతుకువాడు ఆత్మకు అన్యమైనవాడు కాదు అని తెలియవస్తోంది. అయితే కథారచేత వలె ఆత్మ సమస్తము తానే అయి సమస్తమునకు వేరుగా కూడా ఏర్పడినదే ఉన్నది. ఈ విధముగా ఆత్మ అద్వితీయము, అద్వయము, అనన్యము కూడా. ఆత్మను ఎవ్వరూ బంధించలేరు. ఆత్మ దేనినీ బంధించటమూ లేదు. ఆత్మ బంధరహితము, మరొకదానిని బంధించదు. ఆత్మను ఎవ్వరూ నశింపజేయజాలరు. కాబట్టి అవినాశి, ఆత్మగా మీరు సర్వాత్మ స్వరూపులు. జ్ఞానముచే ప్రాణదేవతను ఆత్మరూపముగానే పొందినవారే ఉన్నారు. ఆత్మగా మీరు ప్రాణాత్మదృశ్యాత్మ స్వరూపులు కూడా. ఆత్మదేనికి సంబంధించినది కాదు. ఏది ఆత్మకు సంబంధించి లేదు. ఆత్మ సర్వదా అసంగము. ఆత్మకు దేనిపట్ల ఆసక్తి లేదు. ఆత్మకు ఎవ్వరూ వ్యధ కలిగించలేరు. ఆదిత్యుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు ఇత్యాదులన్నీ మీ యొక్క ఆత్మ చైతన్య ప్రదర్శనములే. ఓ జనక మహారాజా, ఆత్మోపాసన అను మార్గములో నేను స్వతహగానే సహజముగానే ఆత్మస్వరూపుడను అను స్థానము సుస్పష్టము, సందేహరహితము, అనుక్షణికము చేసుకుంటూ ఉండగా సర్వభయములు, మనోరుగ్మతలు వాటికవే తొలగుతాయి. నేను, తదితరులు, లోకములు, ఇహము, పరము అంతా కూడా అఖండాత్మస్వరూపమే అను ఆత్మోపాసనను, ఆత్మభావనాశ్రయమును సిద్ధింపజేసుకును విధి విధానమును తస్య అస్య విదుషక్రమేణ చెప్పుచున్నాను, వినండి. ఉపాసనా క్రమములు: ఒకటి, వైశ్యానరోపాసన లేక ప్రాణతాదాత్మ్యము. నేను దేహరూపుడను కాదు, ప్రాణరూపుడను. అన్ని వైపులా ప్రాణస్వరూపుడనే వెలుగొందుచున్నాను. నా యొక్క ప్రాణస్వరూప ప్రదర్శనయే ఈ సర్వసహజీవుల ప్రదర్శనము. నా ప్రాణస్వరూపము దేహము నశించినప్పుడు మరెచ్చటకోపోదు. ఆత్మయందే ప్రవేశము పొందుతోంది. నా యొక్క ప్రాణశక్తిచే వస్త్రధారణ అత్యాజ్యము వలె నేను దేహధారణ అత్యాజ్యము చేస్తూ ఉంటాను. ప్రాణము ప్రియము, నా యొక్క ప్రియత్వమే ప్రాణరూపములుగా ప్రదర్శితమగుచు అన్నముగా, ఇంద్రియములుగాను, ఇంద్రియ దృశ్యముగాను, ఇంద్రియానుభవములుగాను అనుభూతమగుచున్నది. ఇదంతా సహజీవులు, లోకములు, దేహముల రాకపోకలు మొదలైనవన్నీ నా ప్రియరూప ప్రాణ ప్రదర్శనయే అనుభావనయే వైశ్వానరోపాసన లేక ప్రాణతాదాత్మ్యము. రెండు, హృదయోపాసన తరువాత క్రమంగా ఈ మనోబుద్ధి, చిత్త అహంకారములకు, వాటి అనుభవములకు అన్నము నా హృదయమే స్థానము. సర్వులు నా హృదయమునందే స్థానము కలిగి ఉన్నారు. సర్వులు హృదయములందు నేనే ఆత్మస్వరూపుడనే వేంచేసి ఉన్నాను అను హృదయోపాసన లేక బుద్ధ్యుపాసనకు అపక్రమించబడునుగాక. హృదయమే స్వప్నజాగ్రత్తుల జనన లయస్థానమగు సుషుప్తిగా దర్శించబడుగాక. మూడు, తైజసోపాసన హృదయమున కల్పనచే జగత్తులను స్వీయ కల్పనగా దర్శించుచున్నాను. కల నాదైన నేను ఈశ్వరుడు, పరం ఆవల బ్రహ్మము. కలలోని నేను జీవుడు, స్వప్నానుభవి, కల స్వప్న జగత్తు. ఈ మూడు ఆత్మ యొక్క హృదయాంతర్గత లీలా క్రీడా కల్పనలే అను రూపముగలదే తేజసోపాసన. స్వప్నములో కనిపించేదంతా నా స్వప్న చైతన్యమే నేనే. అట్లాగే జాగ్రత్ కూడా అని ఉపాసించబడుగాక. నాలుగు, విశ్వోపాసన హృదయములో స్వప్నజాగ్రత్తుల మధ్య విహరిస్తున్నాను. జాగ్రత్లో విశ్వుడు రూపము దాల్చి ఇంద్రుడు, ఇంద్రాణి అగుచున్నాను. ఒకటి, అనుభవజుడు. రెండు, స్వీయ ప్రాణశక్తిచే నిర్మితములైన ఇంద్రియములు. మూడు, ఇంద్రియ విషయాలు అగు అన్నము. నాలుగు, విరాట్ పురుషుడుగా కూడా అయి జాగ్రత్ అంతా ఆస్వాదిస్తున్నాను అని ఉపాసించటమే విశ్వోపాసన. జాగ్రత్లో కనిపించేదంతా అనగా సర్వలోకములు, విరాట్ పురుషుడు మొదలైనదంతా కూడా నా జాగ్రత్ చైతన్యమే, నా ఆత్మయే. ఆత్మస్వరూపుడగు నేనే అనుభావనా పుష్పముతో సర్వేశ్వరుని ఆశ్రయించుచుండటము, సర్వాత్మక లక్షణము పునికి పుచ్చుకోవటము, ఇదియే విశ్వోపాసన. ఈ విధంగా ఉపాసనచే ఆత్మోపాసకుడు సర్వము తానే అయి ప్రాణ, జాగ్రత్, విరాట్, విశ్వ, స్వప్న తేజస స్వరూపుడై సర్వము ఆత్మయందు ఉపసంహారము చేయుచున్నాడు. సర్వము తానే అయి సర్వమునకు వేరే వెలుగొందుచున్నాడు. ఓ జనక మహారాజా, అభయంవై ప్రాప్తోసీతి, అట్టి ఈ సర్వము నేనే అయి ఈ సర్వమెనకు కేవల సాక్షినే ఆభరణము ఓ బంగారము వలె ప్రకాశించుచున్నాను అను అభయస్థితి మీరు పొందియే ఉన్నారు. అద్దానిని ఎల్లప్పుడూ అనుక్షణికంగాను స్వాభావికంగాను సమస్త ప్రమేములకు అతీతంగాను ఆస్వాదించండి. అంతే, నేను నీ ఆత్మస్వరూపుడనే అయి నీకు నమస్కరిస్తున్నాను. ఇతి బృహదారణికోపనిషత్ షష్ఠమాధ్యాయే కూర్చ బ్రాహ్మణము నామ ద్వితీయో అధ్యాయః 6-3 తృతీయ బ్రాహ్మణము అజ్యోతిర్బ్రాహ్మణము. ఒకనొక సందర్భములో ఒకరోజున యాజ్ఞవల్క్యుడు తన ఆశ్రమము నుండి బయల్వెడలారు. ముఖ్య శిష్యులతో కూడుకొని విదేహ దేశరాజు ఆత్మజుడు యోగి పుంగవుడు అగు జనక చక్రవర్తి సామ్రాట్ ని సందర్శించి బ్రహ్మతత్వమునకు మహత్తర ప్రయోజనము చేకూర్చు సత్సంగము అను సందర్భమును సేవించాలనుకున్నారు. ఆ యాజ్ఞవల్క్యుడు మిథలానగరము ప్రయాణిస్తూ ఈ విధంగా అనుకున్నారు, ప్రతి ఒక్కసారి నేనే అధికంగా మాట్లాడటం జరుగుతోంది. జనక మహారాజు సభలో ఆత్మజులగు మహనీయులెందరో ఉన్నారు, వారు పరబ్రహ్మము గురించి సంభాషిస్తూ ఉంటే వినాలి, నేను మాత్రం ఈ మాట నాకుగా నోరెత్తను. ఎందుకంటే జనక చక్రవర్తియే స్వయముగా కర్మభక్తి జ్ఞానములలో పరాకాష్ఠ అయి ఉన్నారు కదా, వారే సంభాషిస్తూ ఉంటే కూడా నేను వింటాను. అంతే, యాజ్ఞవల్క్యుడు ప్రియ శిష్యులతో విదేహరాజ్య చక్రవర్తి జనకుని సభా ప్రాంగణంలో ప్రవేశించారు. చక్రవర్తి స్వయముగా ఎదురేగి యాజ్ఞవల్క్యునికి సుస్వాగతము పలికారు. సభలో అనేకమంది వేద వేదాంగ వేదాంతవేత్తలు ఉన్నారు, వారంతా నిలుచుని యాజ్ఞవల్క్యునికి ప్రణామాలు పలికారు. అందరూ సుఖాసీనులయ్యారు. సభ ప్రారంభమైనది. జనక మహారాజు తత్వజ్ఞులు యోగజ్ఞులు జ్ఞానజ్ఞులు కర్మయోగులు వేదోపాంగుపనిషత్ పండితులు తత్వజిజ్ఞాసువులు సద్గురువులతో నిండియున్న సభాసదులందరికీ సుస్వాగతము. ఇక మనము సత్సంగమును ప్రారంభించుకుంటున్నాము. ఈరోజు సుదినం మహనీయులు అధ్యాత్మజ్ఞానవేత్త అయినట్టి యాజ్ఞవల్కిలవారు తమ ఆశ్రమం నుండి సుదీర్ఘమైన శ్రమతో కూడిన ప్రయాణము చేసి మన ఈ సభకు వేంచేశారు. అట్లాగే అశ్వలహోత ఆర్తభాగుడు భుజ్యుడు ఉషస్థుడు కహోడు గార్గి ఉద్దాలకుడు కాప్యుడు జిత్వ ఉదంకుడు బర్కుడు గర్దభి విపీతుడు సత్యకామజాబాలుడు విదగ్ధుడు ఇత్యాది ఆచార్యులు ఋషులు మునులు మొదలైన వారంతా విజయంచేశారు. సభలోని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఓ యాజ్ఞవల్క్య మహర్షి, మిమ్ములను తత్వజ్ఞానార్థినే కొన్ని ప్రశ్నలు వేయబోవుచున్నాను, దయతో అనుజ్ఞ ఇవ్వండి. యాజ్ఞవల్యులవారు ఇట్లా అనుకున్నారు, ఇదేమిటి, జనక మహారాజుతో సహా ఎందరో మహానుభావులు పాల్గొనుచున్న ఈ సభకు నేను శ్రోతనే ఉంటానని అనుకున్నాను కదా, జనకుడు నన్ను సమాధానము చెప్పవలసినదిగా కోరుచున్నారే, సరే నేను శ్రోతగా మాత్రమే పాల్గొనేదని చెప్పుదాము అని తలచారు. ఇంతలో ఆ యాజ్ఞవల్కిని మనస్సులో కొంతకాలము క్రితము జరిగిన ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒకసారి యాజ్ఞవల్క్యుడు ఒక గొప్ప యజ్ఞమును తలపెట్టి అనేకమంది మహనీయులతోబాటు జనక చక్రవర్తిని కూడా ఆహ్వానించారు. ఆ యజ్ఞ సందర్శనం కొరకు జనకుడు విచ్చేశారు. అప్పుడు అగ్నిహోత్రము యొక్క యాగములోని కర్మకాండకు సంబంధించిన విశేష పాశస్త్యము గురించి అనేకమైన తాత్విక విషయాలు జనక చక్రవర్తి యాగసభాసదులకు వివరించటము జరిగింది. అప్పుడు యాజ్ఞవల్యుడు యాగమండపము నుండి లేచి జనకుని సమీపించి, ఓ రాజయోగీంద్ర, మీ వివరణాత్మక శాస్త్రీయ విశేషాలు విని నేను ఎంతో సంతోషించుచున్నాను. నేను మీకు ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పగలను, ఏమైనా వరంగా అడగండి అని పలికారు. అందుకు జనకుడు చేతులు జోడించి నమస్కరిస్తూ నిత్యానిత్య వివేకియగు తత్వజ్ఞ, యాజ్ఞవల్క్య, మీరు వరమిస్తానని అన్నారు కాబట్టి ఒక వరము కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా తాత్విక విషయాలు అడిగినప్పుడు శ్రమ అనుకోకుండా విశదీకరించటానికి అంగీకరించండి. ఇదే నాకు వరము. అప్పుడు యాజ్ఞవల్క్యుడు సంతోషించి, ఓ జనక చక్రవర్తి, మీరు ఎప్పుడు ఏ తాత్విక, బ్రహ్మతత్వ సంబంధమైన విశేషము అడిగినా వెంటనే తెలిసినంతవరకు వివరిస్తాను అని శపథము చేయుచున్నాను అని పలికారు. యాజ్ఞవల్క్యునికి అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఓ జనక యోగి పుంగవ, మీకు ఇచ్చిన వర్మనకు బద్ధుడను కదా, తప్పక అడగండి, తెలిసినంతవరకు వివరిస్తాను అని పలికారు. జనక మహారాజు, ఓ యాజ్ఞవల్క్య, ఈ జీవుడు వెలుతురులో అన్నీ నిర్వర్తించగలడు, చీకటిలో ఏమి చేయలేడు కదా. పురుషుడు జీవుడు కాళ్లతో నడుస్తున్నాడు, చేతులతో పనులు చేస్తున్నాడు, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, చర్మము స్పర్శ జ్ఞానము కలిగి ఉంటోంది, ముక్కు వాసన చూస్తోంది, నాలుక రుచిని ఆస్వాదిస్తోంది. ఇవన్నీ నిర్వర్తించగలగటానికి కారణమగుచున్న తేజస్సు ఏది? వ్యవహారములు నిర్వర్తించటానికి పదార్థములను ప్రకాశింపజేసే జ్యోతి ఏది? అనేక వ్యవహారములలో తలమునకలుగా మునిగి ఉన్న ఈ పురుషుడు ఏ వెలుగు లేక జ్యోతిలో అన్నీ దర్శిస్తూ నిర్వర్తిస్తూ ఉన్నాడు? అట్టి జ్యోతి తేజస్సు ఈ దేహ అవయవములలో ఒక భాగము వంటిదా? లేకుంటే అవయవములకు వేరుగా ఉండి అవయవములను చలింపజేయుచున్నదా? సూర్య తేజస్సు జ్యోతి యాజ్ఞవల్క్యుడు ప్రకృతి సిద్ధమగు భౌతిక శరీరము నందు వెలుగొందుచున్న జ్యోతి తేజస్సు ఆదిత్యుడు సూర్యుడు. ఈ పురుషుడు జీవుడు ఆదిత్య జ్యోతి ద్వారానే చూడటము, వినటము, నడవటము, కదలము ఇవన్నీ నిర్వర్తించగలుగుచున్నాడు. నేత్రేంద్రియములను కళ్లను అధిష్ఠించియున్న ఆదిత్య తేజస్సు యొక్క అనుగ్రహము చేతనే కళ్ళు వస్తువులను చూడగలుగుచున్నాయి. ఆ తేజస్సులోనే వెలుగులోనే ఈ పురుషుడు ఇటునుంచి అటు అటునుండి ఇటు చూస్తూ తిరగగలుగుచున్నాడు. ఆ వెలుతురులో తాను స్పందిస్తూ అనుకున్న విధంగా తన చేతులు కదల్చగలుగుచున్నాడు. వ్యక్తి యొక్క అవయవములకు ఇంద్రియములన్నిటికీ భిన్నముగా నాటక దీపమువ్వలే ఈ పురుషుని భౌతిక దేహములో కూడా ఆదిత్య తేజస్సు వెలుగొందుచున్నది. అదే తేజస్సు సూర్యునియందు దృశ్యమునందు కూడా ప్రదర్శితమై ఉంటోంది. కళ్ళు చూస్తున్నప్పుడు చూడనప్పుడు కూడా గదిలోని వెలుగువలే ఆ ఆదిత్య తేజస్సు దేహమంతా ప్రకాశించుచూ సర్వమును ప్రకాశమానము చేయుచున్నది. అట్టి తేజస్సే సూర్యుని యందుకూడా వెలుగొందుచున్నది సూర్యజ్యోతి. ఆత్మతేజస్సు సూర్యుడు, చంద్రుడు, దేహము మొదలైన వాటికన్నిటికీ విభిన్నమై విలక్షణమై సర్వకార్యక్రమములకు ఆది కారణమగుచున్నది. అట్టి సూర్యజ్యోతి యొక్క వెలుగు లేకుండా ఈ జీవుడు చిటికిన వేలు కూడా కదల్చలేడు. సూర్యజ్యోతిం నమామ్యహం. జనక మహారాజు, యజ్ఞవల్క్య మహాశయ, తేజస్సునందే వెలుతురులో కళ్ళు చూడటం జరుగుచున్నాయని తదితర కాళ్లచేతులు పనిచేయగలుగుచున్నాయనున్నది వాస్తవమే. అయితే అస్తమిత ఆదిత్యే కిం జ్యోతిరేవ? ఆదిత్యుడు సూర్యుడు అస్తమించినప్పుడు ఏ జ్యోతి వెలుగు యందు ఈ జీవుడు చూడటం, నడవటం, కదల్చటం మొదలైన ఇంద్రియ వ్యాపారములు నిర్వర్తించగలుగుచున్నాడు? అట్టి ఆదిత్యుడు అస్తమించినప్పుడు వెలుగు జ్యోతి ఎట్టిది, ఎవరిది? యాజ్ఞవల్క్యుడు సూర్యుడు అస్తమించినప్పుడు చంద్రుని వెలుగులో, చంద్రతేజస్సులో చూడటము, ఓ పనులు చేయటము మొదలైన ఇంద్రియ వ్యాపారాలన్నీ ఈ పురుషుడు జీవుడు నిర్వర్తించుకొనుచున్నాడు. చంద్రజ్యోతి యందు కర్మలు నిర్వర్తించబడుచున్నాయి. జ్యోతి చంద్రరూపమై ఈ జీవుడు స్పందించుటకు ఆధార సహకారి కారణము అగుచున్నది. చంద్రజ్యోత్యః నమామ్యహం. జనక మహారాజు, మీరు చెప్పింది వాస్తవమే. అయితే స్వామి, సూర్యచంద్రులెరువురూ అస్తమించిన సమయంలోనో? అగ్నిజ్యోతి యాజ్ఞవల్క్యుడు సూర్యచంద్రుల ప్రకాశము లేనప్పుడు అగ్నియే జ్యోతిస్వరూపముగా ఈ జీవుని భౌతికమైన ఇంద్రియ వ్యాపారములన్నిటికీ సహకరిస్తున్న కారణమగుచున్నది. అగ్ని అనుజ్యోతి స్వరూపమునందు ఈ జీవుడు స్పందించటము, నిలుచోవటం, కూర్చోవటం, మాటలాడటం మొదలైనవి చేస్తూ ఉన్నాడు. అగ్ని జ్యోతిం నమామ్యహం. జనక మహారాజు, అవును, నిజమే. మరి సూర్యచంద్రులు అస్తమించగా అగ్ని కూడా శాంతించి ఉన్న సమయంలోనో ఏ జ్యోతి అతనికి కర్మల నిర్వహణకు సహకరిస్తోంది? వాక్ జ్యోతి. యాజ్ఞవల్క్యుడు అప్పుడు ఈ జీవుని పట్ల వాక్కు, నోటి మాట ఏ జ్యోతి స్వరూపమై జీవుడు ఇంద్రియ వ్యాపారములు నిర్వర్తించటానికి సాక్షిదీపమువలె వసతి ఫసిలిటీ అగుచున్నది. వాక్కు అనగా శబ్దము. శబ్దము వినబడినప్పుడు చెవిలోని చైతన్య స్ఫూర్తి స్పందించగానే మనస్సు నందు విషయాకార పరిణామము వివేకము రూపముగా పొందుచున్నది. అట్టి మనస్సుతోనే శబ్దములను వినుచు ఈ జీవుడు మనస్సు నుండి స్పందించుచున్నాడు. శబ్దము చేతనే ఈ జీవుడు స్పందించటము, కర్మలు చేయటము, తిరిగి రావటము చేయుచున్నాడు. శబ్దజ్యోతి చేతనే ఈ జీవుడు వినటము, మాట్లాడటము కూడా నిర్వర్తిస్తున్నాడు. ఈ మానవుడు శబ్దము విని ఏ వస్తువో ఎవ్వరో గుర్తిస్తున్నాడు కదా. అంటే ఏమిటి? శబ్దము ద్వారా మనస్సుతో చూడటం, వినటం, స్పందించటం చేయుచున్నాడు. శబ్దము వినగానే కళ్లలో మెరుపు కలగటం, దేహము అజల్మనటము, ఉలిక్కిపడటము, ఇవన్నీ జగటం అందరికీ అనుభవమే కదా. శబ్దమును విని మధుర సంగీతమునకు మనస్సు ఆనందించటము, కర్కశ శబ్దములకు బాధ పొందటము, గౌరవించబడినప్పుడు, గర్వించటం, అవమానించబడినప్పుడు మనస్సు న్యూనత చెందటము మొదలైనవి జరుగుచున్నాయి. వాక్కు జ్యోతి ప్రకాశస్వరూపము లేక ప్రకాశము లేక వెలిగించినది అని అనటానికి మరొక దృష్టాంతమును వినండి. ఒకచోట చిమ్మ చీకటిగా ఉన్నచోట కళ్ళు ఏమీ చూడలేని ఆ నిసీధిలో ఎవ్వరైనా శబ్దము చేసి పిలిస్తే ఒకడు అటువైపు వెళ్లగలుగుచున్నాడు. అట్లాగే ఆకాశము మేఘావృతమై అంతా అంధకారము అలముకొని ఉండగా ఒక కుక్క మొరిగినప్పుడు, గాడిద ఓండ్రు పెట్టినప్పుడు ఆ శబ్దము ఎటువైపు నుంచి వచ్చిందో, ఎంత దూరమై ఉంటుందో మనస్సు ఊహించగలుగుతోంది. శంకర భాష్యము శబ్దము వలెనే రసము, గంధము, స్పర్శ మొదలగు ఇంద్రియ విషయములు కూడా ఈ పురుషుని మనస్సుకు ఎరుక కలుగజేస్తున్నాయని మహర్షి హృదయమై ఉన్నది. వాక్ జ్యోత్యః నమామ్యహం, అగ్నిజ్యోతిం నమామ్యహం, సకలేంద్రియ జ్యోతిర్నమామ్యహం. జనక మహారాజు, ఏవమే తత్వై యాజ్ఞవల్క్య, అవును అది నిజమే. ఒకవేళ సూర్యచంద్రులు అస్తమించి అగ్ని సశాంతించి వాక్కు కూడా శాంతించినట్టి స్థితి కలిగిందనుకోండి, అప్పుడు ఇక ఏ తేజస్సు లేక జ్యోతి సమక్షంలో లేక సహాయముచే ఈ పురుషుడు చూడటము, రాకపోకలు, చేతులతో పనులు చేయటం, శబ్దస్పర్శరూప రసగంధాలు అనుభవమై అపకరణశీలమవటము జరుగుతోంది. అంతేకాకుండా దేహమునకు సంబంధించిన శబ్దస్పర్శరూప రసగంధాలు స్తంభించిపోయిన సందర్భములో వాటి జ్ఞాపకాలను, భావాలను, అనుభూతులను, సంబంధిత భావయుక్తమైన అనుభవాలను పురుషుడు స్వప్నములో మననము చేయ మనేది ఏ తేజస్సు యొక్క జ్యోతిలో సిద్ధించటము జరుగుతోంది, సహకరిస్తోంది. సుషుప్తిలో జాగ్రత్ స్వప్న విశేషాలేవి ఉండవు. కాని ఆ పురుషుడు నేను ఒక్కడినే ఉన్నాను, సుఖము ఆస్వాదిస్తున్నాను అని నిద్రలేచిన తరువాత అనుకుంటున్నాడు కదా. మరి అట్టి సుషుప్తానుభవము ఏ జ్యోతి సమక్షములో పురుషుడు పొందటము జరుగుతోంది. స్వప్నములో జాగ్రత్లోని సూర్యచంద్రగ్నివాక్కులు లేవే, అయినా కూడా ఈ పురుషుడు స్వప్నంలో బంధుమిత్రుల సమాగమము, ఒకచోటి నుండి ఇంకొక చోటికి వెళ్లిరావటము, చేతులతో కొన్ని పనులు చేయటము, జాగ్రత్ దృశ్య వస్తువుల వలెనే ఏవేవో చూడటము, తాకటము, వినటము, రుచిమొదలైన ఇవన్నీ జరుగుతోంది. ఏ వెలుతురు తేజస్సు జ్యోతిలో అవన్నీ అనుభవముగుచున్నాయి. ఆత్మజ్యోతి. యాజ్ఞవల్క్యుడు, ఓ జనక మహారాజా, ఈ సూర్యచంద్ర అగ్నివాక్కుల కంటే అత్యంత విలక్షణము, ఆశ్చర్య విశేషము, మహత్తరము అగు ఒకనొక తేజస్సు ఉన్నది. అది ఏ ఆత్మ తేజస్సు? ఆత్మైవ అస్య జ్యోతిః భవతి ఇతి. ఆత్మనైవ అయం జ్యోతిషాస్తే పల్యేతే కర్మ కురుతే విపల్యేతి ఇతి. 6:3-6 మట్టి బొమ్మలన్నీ మట్టితోనే తయారుగుచున్న రీతిగా ఈ జీవులు, సర్వలోక జీవులు, సర్వజగత్తులు, సర్వజ్యోతులు ఇవన్నీ కూడా ఆత్మాను ముడివస్తువుతో తయారుగుచున్నాయి. అనగా ఈ పురుషుడు దేనిచే సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్నికాంతి, శబ్దస్పందనములతో కళ్లతో చూడటము, చేతులతో పట్టుకుని విడిచిపెట్టటము, కాళ్లతో రాకపోకలు, రుచిచూచి అంగీకార తిరస్కారములు నిర్వర్తించటము ఇవన్నీ నిర్వర్తిస్తున్నాడో అదియే ఆత్మజ్యోతి. అట్టి ఆత్మపురుషునికి జాగ్రత్ స్వప్న సుషుప్తులు పల్లకి వంటివి అగుచున్నాయి. ఆతడు ప్రవేశిస్తున్నాడు, వదలుచున్నాడు. పల్యేతే విపల్యతే, సమస్త కర్మలు ఆత్మయొక్క తేజస్సులోనే జరుగుచున్నాయి. స్వప్న జాగ్రత్తలలో అట్టివన్నీ ఆత్మతేజస్సుతో నిర్వర్తిస్తున్నాడు. సుషుప్తిలో ఆత్మజ్యోతియందు తన కేవలీ రూపము ఆస్వాదిస్తున్నాడు. ఆత్మతేజస్సు తానే అయి తనకు తదితరమైనదంతా అద్వితీయమై ఆత్మపురుషుడు వ్యవహరిస్తున్నాడు. దేహము ఇంద్రియావయవములు ఇంద్రియతత్వముల కంటే మరియు బాహ్య సూర్యచంద్రగ్ని వాక్కుల కంటే వేరే జాగ్రత్ స్వప్న సుషుప్తులలో సర్వమును వెలిగించుచున్నట్టిది జ్యోతిర్మయమగు ఆత్మయే. అట్టి ఆత్మజ్యోతి స్వయం జ్యోతి స్వరూపము. అద్దానిని వెలిగించటానికి మరొక జ్యోతి ఏదీ అవసరము అగత్యము లేదు. అది సర్వమును వెలిగించు జ్యోతిర్జ్యోతి. సూర్య, చంద్ర, అగ్ని, వాక్, సర్వేంద్రియ జ్యోతులను తన వెలుగులో పనిచేయుటకు కారణమగుచున్నది ఆత్మయే. ఆత్మజ్యోతి ఎరుగుటకు కన్ను, ముక్కు మొదలైన వాటితో పనిలేదు. అది జాగ్రత్కు సంబంధించినది కాదు, స్వప్నమునకు సంబంధించినది కాదు, సుషుప్తికి సంబంధించినది కూడా కాదు. కాని అన్నీ అద్దానికి అంతర్గత స్వయంకల్పిత విశేషాలే. అది దేహావయముల వలె, సూర్యచంద్రుల వలె, అగ్ని వాక్కుల వలె బాహ్య వస్తువు కాదు. సమస్తమునకు అంతర్జ్యోతి స్వరూపము. అందుచేత కళ్ళు, చెవులు మొదలైన ఇంద్రియములకు, అంతరింద్రియమగు మనస్సుకు కూడా తెలియబడు విషయము అయి ఉండలేదు. అయితే వాటన్నిటికీ ఆత్మయే ఆధారము. అది బాహ్యమభ్యంతర సంబంధమైన సంఘాతము, అసోసియేషన్ ఆఫ్ సమ్ మటీరియల్స్ లచే ఏర్పడేది కాదు. స్వయం జ్యోతి స్వరూపము, స్వయంకృతము, స్వయం ప్రవర్తనశీలము. నేను అనుదానిని జాగ్రత్ స్వప్న సుషుప్తులలో వేర్వేరైన ఇరుకల కాంతులతో వెలిగించుచున్నట్టిది కూడా జ్యోతిర్జ్యోతియగు ఆత్మజ్యోతియే. జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతియః ఆత్మజ్యోతియః. ఈ పురుషుని, జీవుని తేజస్సే ఆత్మ, ఆత్మయే స్వయం జ్యోతి. అనగా అది ప్రత్యక్షము, ఇంద్రియ విషయము కాక పరోక్షము మరెక్కడో ఉన్నది కాక జీవుని స్వాభావిక స్వస్వరూపమే అపరోక్షము అయి ఉన్నది. ఆత్మచేతనే బాహ్య అభ్యంతర ఇంద్రియములు వెలిగించబడుచూ వినియోగించబడుచూ ఉన్నాయి. అంతేగాని ఈ ఇంద్రియములచే ఆత్మ వెలిగించబడటము లేదు, సూర్యచంద్రగ్ని, వాక్కు ఇత్యాదులచే కాదు. ఆత్మజ్యోతి సర్వదేహములలో ఉండి సర్వము ఎరుగుచున్న విజ్ఞానమయ స్వరూపము. సహస్రదీపములలోని అగ్నిజ్యోతి సదృశము. జనక మహారాజు, మహాత్మా, యాజ్ఞవల్క్య, ఈ దేహ ఇంద్రియ మనో బుద్ధి చిత్త అహంకార ప్రాణాదులలో ఆత్మయిదే ఉన్నది. విజ్ఞానమయ స్వరూపుడగు ఆత్మ ఇట్టిదే ఉన్నది. కతమ ఆత్మేతియో అయం. 6:6-7 లేక అధికాధికంగా ఇందులో మనము దర్శించవచ్చు. యాజ్ఞవల్క్యుడు ప్రాణ ఇంద్రియములయందు హృదయమునందు ఎరుగుచుండటము అను విలక్షణ స్వలక్షణముతో ఏ విజ్ఞానమయ పురుషుడు వెలుగొందుచున్నాడో జ్యోతిస్వరూపుడో అతడే ఆత్మపురుషుడు. అది విజ్ఞానమయము. దృశ్యము, స్వకీయ ఆలోచనలు, ఇష్టాయిష్టములు మొదలైన సమస్త విశేషాలను తెలుసుకోవటము అను రూపము కలిగి ఉన్నట్టిది. ఈ జగత్తులు, లోకాలు, దేహము, మనోబుద్ధి, చిత్త అహంకారాలు తెలియబడుచున్నవి అగుచుండగా ఆత్మమాత్రము తెలుసుకొనుచున్న దానిని తెలుసుకొనుచున్నట్టిది. విదితవేద్యము, సూర్యుడు సర్వలోకములను వెలిగించుచు తాను సర్వమునకు వేరే ఉండురితిగా ఆత్మయే దేహ, ఇంద్రియ, ఇంద్రియ విషయ అంతరింద్రియ సంఘాతములన్నిటినీ తన యొక్క జ్యోతితత్వముచే వెలిగించుచు తాను సర్వదా వేరే కేవల జ్యోతిస్వరూపమై ఉన్నది. తదితరమంతా ఆత్మజ్యోతిచే వెలిగించబడుచున్నది. అట్టి ఆత్మజ్యోతి అనిత్య పదార్థములలో నిత్యమై ఉన్నట్టిది, సకల ప్రాణులలో ప్రాణశక్తిని స్పందింపజేయుచున్నట్టిది. ఆత్మకారణకారణము సర్వవ్యాపకము పరిపూర్ణము అగుటచే ఆత్మపురుషుడు అని పిలువబడుతోంది. స సమానసన్ ఉభౌ లోకావను సంచరతి 6:3-7. ఆత్మపురుషుడే ఇహ పర అభయలోకములను అనుసరిస్తూ సంచరించువారే ఉన్నారు. ఒకడు నాటకములోని ఒక పాత్రలో ఒదిగి నటిస్తూ ఉన్నప్పుడు కళాకారుడు పాత్ర సహజము నాటకములోని సందర్భము అను రెండింటిలోనూ సమానముగా సంచరించువాడే ఉంటాడు కదా. ఇహపరము ఇన్సిడెంటల్ అండ్ ఒరిజినల్ లలో ఆత్మ ఏక అఖండ స్వరూపమై వెలుగొందుచున్నది. ఈ నాటకములో ఈ పాత్రగా నటిస్తూ ప్రదర్శించుచున్నది నేనే. సహజముగా నటనా కౌశలము కలిగి అనేక నాటకములలో నటించగల సామర్థ్యముతో కూడిన కళాకారుడను నేనే అని ఎరిగి ఉంటాడు కదా. అట్లాగే ఇహ రోల్ ఇన్ ద వరల్డ్ డ్రామా పర ఆస్ వన్ హూ ఈజ్ ప్లేయింగ్ ద రోల్ వైల్ బీయింగ్ సెపరేట్ ఫ్రోమ్ ద రోల్. రెండు లోకములలో సమానముగా సంచరించుచు ఉన్నట్టిది ఆత్మ. రెండు లోకములలో ఇహపర స్థానములందు సంచరిస్తూ ఏకరూపమై ఉన్నట్టిది. ఇహపరములను తన జ్యోతిస్వరూపము యొక్క వెలుగు కిరణములుగా కలిగి ఉన్నట్టిది. ఇహము జగదంతర్గతము గా ఉన్నప్పుడు జీవాత్మ జగత్తులుగాను, పరము జగదనుభవమునకు ఆవల గా ఉన్నప్పుడు వాటిని ఎరుకచే నిర్మించు కర్తృత్వము కలదిగాను ఒకేసారి అగుచు వాస్తవానికి సర్వదా పరిశుద్ధమై వెలుగొందుచున్నట్టిది ఆత్మ. ఈ నామరూపములన్నీ ఎందులో అధ్యారోపము చేయబడుచున్నాయో అది ఆత్మ. ఇహపరములు తన జ్యోతిస్వరూపమే అయి ఉండగా ఆత్మ ఎటు వెళ్లటము లేదు, ఎటు నుండి రావటము లేదు కూడా. లేలాయితి ఇవ ఆత్మ ఇహ పరములందు చలించుచున్నట్లు అజ్ఞాన బుద్ధికి అనిపించవచ్చుగాక. ఉభయము తానే అయి ఉన్నప్పుడు ఇటునుంచి అటు, అటునుండి ఇటూ వెళ్లటమేముంటుంది? నాటకములో నటించువాడు తన వ్యక్తిగతము నుండి పాత్రలోనికి, పాత్ర నుండి వ్యక్తిగతములోనికి వెళ్లివచ్చుచుండటమనేది ఎక్కడిది? రెండు కూడా తన ప్రదర్శనములే అయి ఉండగా రచయిత తాను రచించిన నాటకములోనికి వెళ్లటము, నాటకము నుండి బయటకు రావటము అనునవేవీ లేవు కదా. ఒకడు ఒకటి నటించు కళాకారత్వము, రెండు నాటకములోని పాత్ర, రెండింటినీ అధిగమించి ఆ రెండింటినీ తన యందు అంతర్విభాగములుగా కలిగి ఉంటున్నాడు కదా. అట్లాగే ఆత్మపురుషుడు కూడా స్వప్న స్వరూపములైనట్టి లోకములను, మృత్యువు యొక్క రూపములైనట్టి దేహ ఇంద్రియములను అధిగమించినవాడై ఆ రెండింటినీ తనయందు స్వల్ప విభాగములుగా స్వకీయ ప్రభలుగా తానేయున్న ఆత్మజ్యోతి తేజస్సు యొక్క తేజో కిరణములుగా కలిగి ఉంటున్నాడు. మార్పు చెందే రూపములన్నీ మృత్యువుకు విషయములగుచున్నవన్నీ తనయందు కలిగి ఉండి తాను సర్వదా అమూత రూపమై ఆత్మజ్యోతిగా ప్రకాశించుచున్నదియే ఆత్మ. ఆత్మ యొక్క ఎరుక అను లక్షణమే బుద్ధి యొక్క రూపముగుటచే ఒకటి లౌకికమైన బుద్ధి ఆత్మను తనకు వేరుగా తెలుసుకొనలేకపోతోంది. రెండు అలౌకికమైన బుద్ధి ఆత్మకు అనన్యమై ఉంటోంది. క్షణికమగు తెలియబడదానికి శాశ్వతమగు తెలుసుకొనుచున్నట్టి దాని జ్యోతి ఆత్మయే. దీపపు వెలుగుచే దీపము వెలిగించబడటమనేది ఏమి ఉంటుంది? అట్లాగే ఆత్మజ్యోతి తన వెలుగే అయి ఉన్న బుద్ధిచే తాను ఎరుగుబడదు, వెలిగించబడదు. ఈ జీవుడు అదేహమును ఆశ్రయించినట్టి ఆత్మజ్యోతి అంశస్వరూపమే. ఒక వస్తువుపై ప్రసారమగుచు ఆ వస్తువుకు వేరేయున్న వెలుగు వంటివాడే ఆత్మస్వరూపుడే అయినట్టి ఈ పురుషుడు జీవుడు. నేను దేహములో పుట్టుచున్నాను, నేను పాప పుణ్యఫలములకు భోక్తనై దేహముతో జీవిస్తున్నాను, నేను ఈ దేహమును వదలి ఇక ఇప్పుడు ఈ మరొక దేహమును ఆశ్రయించుచున్నాను అని తలచుచు అట్టి తలుపులలో పరిభ్రమణము చేయుచున్నాడు. దేహము దేహాంతర దేహముల మధ్య సంచారాలు చేస్తూ తన యొక్క సర్వదేహ సాక్షిభూత స్వరూపమును లేక కేవలీ స్వరూపమును ఏమరచుచున్నాడు. బంధము ఉండజాలని చోట నేను బద్ధుడను అని పోలికేకలు పెట్టుచున్నాడు. ఏమీ విచిత్రం! ఆత్మతత్వ జ్ఞానముచే దేహములను మనస్సుచే విడిచిపెట్టి పైకి పరస్థానము చేరినప్పుడు పాపపుణ్యములను విడిచివేయుచున్నాడు. ఇహమున భావపరిమితుడై ఉన్నప్పుడు నేను దేహేంద్రియ సంఘాతమునకు చెందినవాడను. ఇదంతా నాకు చెందినది అను అల్పభావార్థమును తన యొక్క నిత్య నిర్మల ఆత్మజ్యోతి స్వరూపముపై ఆపాదించుకుంటున్నాడు. పాపపుణ్యములకు బద్ధుడు అగుచున్నాడు. దీపపు జ్యోతి వస్తువులను వెలిగించుచు ఆయా వస్తువుల మార్పు చేర్పులకు తాను కర్త అయి ఉండకయే ఉంటుంది కదా. ఆత్మజ్యోతి దేహాత్మలను వెలిగించుచు ఆ కర్తృత్వము తన పట్ల లేనిదే అయివుంటోంది. ప్రతి ఒక్క జీవుని సహజ వాస్తవ అనునిత్య స్వస్వరూపమగు ఆత్మకు బంధమే లేదు. వెలుగులో కనిపిస్తున్న వస్తువుల దోషములు వెలుగును తాకగలవా? మనోబుద్ధిచిత్తహంకార దోషములు ఆత్మను ఎట్లా తాకుతాయి? తాకలేవు. ఆత్మజ్యోతి యొక్క అప్రమేయత్వము. ఈ పురుషుడు ప్రతిరోజూ జగత్ దేహము నందు ఉన్నవాడే కొన్ని గంటలు గడిపిన తరువాత ఈ జాగ్రత్ దేహమును వదలి స్వప్నదేహమును ఆశ్రయించి స్వప్న దృశ్యమును అనుభవించుచున్నాడు. ఆ స్వప్నదేహమును కూడా కొంత సమయమైన తరువాత వదలి సుషుప్తి దేహము స్వీకరించి నాకు మరింకొకటేదీ వేరుగా ఏదీ లేనేలేదు అను సందర్శనమును కలిగి ఉంటున్నాడు. ఈ విధంగా జాగ్రత్ స్వప్న సుషుప్తి బుద్ధులను స్వీకరిస్తూ త్యజిస్తూ ఉన్నాడు. ధర్మధర్మ కార్యములతో కూడిన త్రిదేహ అభిమానములను మూడు దేహేంద్రియ సంఘాతములను అంగీకరించటము తిరస్కరించటము త్యజించటము చేయుచున్నాడు. అట్టి తీరైనదే పునర్జన్మ కూడా. దేహముల రాకపోకలు కూడా. ఈ పురుషుడు ఒక దేహేంద్రియ సంఘాతముతో నిర్వర్తించిన ధర్మానుధర్మ సందర్భ వ్యవహారములన్నీ త్యజించి మరొక దేహముతో దేహేంద్రియ సంఘాతమును మరొక సందర్భమును స్వీకరించుచున్నాడు. ఈ విధంగా దృశ్య ధ్యాస ఆవేశము ఒక పరంపరగా కొనసాగునంతవరకు నిరంతరము ఇహలోకము వర్తమానలోకము పరలోకము మరణానంతరము పొందు మరొక లోకము పొందుచున్నాడు. ఆ నూతన పరలోకము తిరిగి వర్తమాన ఇహ లోకరూపములాగానే పొందబడుచున్నది. ఇదంతా కూడా ఆత్మజ్యోతి యొక్క ప్రజ్ఞ కిరణ ప్రతిబింబితముల వంటివి మాత్రమే. జాగ్రత్స్వప్న సుషుప్తులు దేహముల రాకపోకలు ఇహపర వ్యవహారములు ఇవన్నీ ఆత్మజ్యోతి అనే దీపము యొక్క కాంతియందు ప్రకాశించు గదిలోని వస్తు సముదాయముల మార్పుచేర్పుల వంటివి మాత్రమే. ఆత్మజ్యోతి స్వరూపుడగు పరమాత్మకు పరానంద స్వరూపమునకు నాటక దీపము నాటకములోని సంగతి సందర్భముల వలె జన్మకర్మలతో కించిత్కూడా సంబంధమే లేదు. ఉపాధుల వ్యవహారమునకు జాగ్రత్స్వప్న సుషుప్తులకు కించిత్కూడా ఆత్మ పరిమితము కాదు. తస్మిన్ సంధ్యే స్థానే తిష్ఠత్ ఏతే ఉభే పశ్యతి ఇదం చ పరలోక స్థానం చ 6:3-9. ఆత్మజ్యోతి సంధి యందు స్వప్నస్థానమునందున్నదై ఇటు ఇహదేహమును అటు పరదేహమును రెండు స్థానములను చూచుచూ ఉన్నది. మేర్లీ విట్నెసిన్ ద పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఆస్ వేల్ ఆస్ బోడీ కమింగ్ అండ్ బోడీ గోయింగ్. ఈ ఇహదేహలోకము పరదేహలోకము ఈ దేహము యొక్క అనుభవము పరదేహము యొక్క అనుభవము మధ్యగాగల అపేక్ష ఇన్క్విస్టివ్నెస్ ను సంధ్య అని స్వప్నస్థానము అని పిలుచుచున్నారు. అట్టి సంధ్యా జ్యోతి స్వరూప ఆత్మపురుషుడే అటు జాగ్రత్ ఇటు స్వప్నంగములలో సంచారాలు చేయటము స్వగృహము వంటి సుషుప్తికి తిరిగి రావటము మరల బయల్వెడలటము చేస్తున్నాడు. ఆత్మయొక్క స్వప్న విభాగమే అభేత్ర సంచారాలు చేస్తోంది. ఇక దేహదేహాంతరములు అను విషయానికి వస్తే ఈ పురుషుడు వర్తమాన దేహమును త్యజించి సంధ్య యందు ప్రవేశించి అక్కడి నుండి తన సాధనలు కర్మల అభ్యాసము భావముల కలయికను అనుసరించి మరొక దేహములో ప్రవేశించటము మరొక లోకము పొందటము అక్కడ పాప దుహక పుణ్య సుఖ ములను అనుభవించటము నిర్వర్తిస్తూ ఉంటున్నాడు. ఇట్లా ఈ జీవుని పట్ల అసంఖ్యాక దేహపరంపరలు కొనసాగుతూ పోతున్నాయి. ఉపాసనలు కర్మలివన్నీ సంస్కారముల రూపములు దాల్చి అవియే పరలోకస్థానము ప్లేస్మెంట్ ఆఫ్ నెక్స్ట్ బాడీ నకు కారణమగుచున్నాయి. అనగా ఈ జీవునికి పరదేహస్థానము లేక పరలోకము యొక్క స్థితిని ప్రసాదించు కారణము స్వకీయ కర్మోపాసనలే. అంతేగాని మరొకరెవ్వరో బయటనుండి కారణమై కర్తలై ఉండటము లేదు. యు ఆర్ ద రీజన్ ఫోర్ ఎవ్రీథింగ్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ అండ్ వెర్ ఎవర్ యు ఆర్. ఈ పురుషుడు ఈ జన్మలో అనుభవమునకు రాని, ఈ జన్మకు సంబంధించని అనేక విశేషములను ఒక్కొక్కప్పుడు స్వప్నములో చూస్తూ ఉన్నాడు. ఎందుచేత? స్వప్నములో ఇతహపూర్వము, వర్తమాన లేక ఇతహపూర్వపు దేహములతో స్మరించినవే ఊహతో జోడించి మరల స్మరించబడి స్వప్న దృశ్య రూపములుగా ప్రాప్తించుచున్నాయి. అట్టి విశేషములు అనేక కృతం ఉపాధులకు సంబంధించినవి కూడా కొన్నిసార్లు అగుచున్నాయి. జాగ్రత్ స్వప్నములు వర్తమాన దేహముతో పొందునని ఒక తీరుగా ఉండగా, మరల పరలోకము వేరుక దేహము తో జాగ్రత్ స్వప్నములు వేరువేరైన అనుభవములు కలిగిస్తూ ఉంటున్నాయి. నూతన లోకములకు దేహములకు సంబంధించిన నూతన పరిసరానుభవములు అందుకు జోడై ఉండి పూర్వలోక పూర్వదేహ సంబంధములు వర్తమానమున లేనివిగా ఆగుచున్నాయి. ఇది ఒక స్వప్నములోని విశేషాల సంబంధాలు పరిసరానుభవములు మరొక స్వప్నములో ప్రవేశించక ఉన్నట్టి రీతిగా అకొనసాగుచున్నది. స్వప్నకల్పన. ఈ పురుషుడు జాగ్రత్లో సంచరించిన తరువాత గాఢముగా నిద్రకు అపక్రమించినప్పుడు తన యొక్క ఈ జాగ్రత్ లోకానుభవముల నుండి కొంత భాగమును విడదీసి ఈ భౌతిక దేహానుభవమును తానే నిష్క్రియము చేసి తనకు తానే ఆ కొంత భాగము సహాయముతో స్వప్నదేహము నిర్మించుకొనుచున్నాడు. ఆ నూతన స్వప్నదేహముతో ఆత్మజ్యోతియందు స్వప్న దృశ్యమును నిర్మించుకొని ఆస్వాదిస్తున్నాడు. బాహ్యమైన ఇంద్రియోపకరణములు లేకుండానే స్వప్న దృశ్యమును కల్పించుకొని తేజసపురుషుడై ఆ స్వీయ నిర్మిత స్వప్న దృశ్యములో ప్రవేశించి స్వప్న దృశ్యమును ఆస్వాదిస్తున్నాడు. కనుక ఈ పురుషునికి స్వప్న దృశ్యము స్వీయ స్వయం ప్రకాశ నిర్మితమేగాని మరొకరు బయట నుండి కారణము కాదు. స్వప్న దశయందు ఇంద్రియ సంబంధమైన బాహ్య విషయములు జాగ్రత్ వలె లేకుండానే స్వయంజ్యోతి యొక్క కాంతి యందు ఊహ నిర్మితమైన స్వప్న దృశ్య నిర్మాణము చేసుకొనుచున్నాడు. పురుషుని యొక్క దృక్ స్వరూపమగు ఆత్మజ్యోతి నుండి ప్రసరించిన కిరణ సముదాయము వలె స్వప్న దృశ్యము స్వయముగా నిర్మించుకొని అనుభవించబడినదగుచున్నది. తానే జ్యోతి అయి ఉండి తన వెలుగులో తానే భావావేశ నిర్మితమైన స్వప్న దృశ్యము చూస్తున్నాడు. స్వప్నములో జరుగు చమత్కారములు ఇంకా వినండి. అక్కడ స్వప్న దృశ్యములో రథములుగాని, రథమునకు పూంచిన గోవులుగాని, రథము ప్రయాణించు మార్గముగాని లేవు. న తత్ర రథ న రథయోగా న పంథానో భవంతి 6, 3, 10 అవన్నీ లేవు. కాని ఈ పురుషుడు తన యొక్క ఆత్మప్రకాశములో స్వకీయ ఆలోచనల రూపమున భావనల రూపమున ఊహారూపమున మనస్సుచే అవన్నీ నిర్మించుకొంటున్నాడు, ఆస్వాదిస్తున్నాడు. అక్కడ ఆనందము లేదు. ఆనందమునకు కారణమగు భౌతికమైన ప్రియవస్తువులు లేవు. వాటిని ఆనందించువాడు లేడు. అవన్నీ లేకున్నప్పటికీ ఈ పురుషుడు అవన్నీ భావనచే నిర్మించుకొని ఇవన్నీ ఇక్కడెప్పుడు ఇట్లా నా పట్ల ఉన్నాయి అను అనుభవమును ఆ స్వప్నద్రష్ట పొందుచున్నాడు. స్వప్నానుభవములన్నీ స్వప్న సమయములో నిజమే అన్నట్లే అనుభవించబడుచున్నాయి. అదంతా జాగ్రత్లోని భావముల వంటివే అగుచున్నది. ఈ పురుషుడు నీటి గుంటలను, నదులను, తటాకములను, నామరూపగుణములను తనతో ప్రతిస్పందించే స్వప్న సహజీవులను కల్పించుకొనుచున్నాడు. ఇదంతా ఈ పురుషుడు ఆత్మజ్యోతి యొక్క వెలుగునందు ఓహభావననుభూతుల కలయికచే నిర్మించుకొనుచున్నాడు. అందుకు ఉపకరణము మనస్సే. ఇదంతా కూడా ఈ విధంగా సిద్ధాంతపూర్వకముగా శాస్త్రగానము శ్లోకీకరణము చేయబడుచున్నది. ఆత్మజ్యోతి సర్వదా స్వయం ప్రకాశము, స్వభావముగా తదితరములను దీపమువలే వెలిగించుచూ ఉంటుంది. ఈ పురుషుడు జీవుడు స్వయంజ్యోతి స్వరూపుడు, ఆత్మజ్యోతి స్వరూపుడు. అట్టి స్వయంజ్యోతి స్వరూపమగు ఆత్మజ్యోతి తన జ్యోతి వెలుగులో తానే జాగ్రత్స్వప్న సుషుప్తులను కల్పించుకుని ఆస్వాదించుచున్నది. జాగ్రత్ ఒకప్పుడు భౌతిక దేహమును ఆశ్రయించి వాహనము వంటి ఈ భౌతిక దేహముతో తన జ్యోతి స్వరూపమునకు అభిన్నమైనటువంటి ఇంద్రియ విషయ రూప దృశ్య జగత్తులను పొందుచున్నది, విశ్వుడు అను పుషకారమును ప్రదర్శించుచున్నది. స్వప్నము అట్టి ఆ ఉపాధితో ఉన్నప్పుడే కొంత జాగ్రత్ అనుభవము తరువాత ఆ భౌతిక ఉపాధిత్వమును ప్రక్కనపెట్టి నిదురించినదే స్వప్నావస్థను పొందుచున్నది. తన తేజస్సు నందు తానే జాగ్రత్ వంటి దృశ్యమును కల్పించుకొని స్వకీయ తేజోమండలము నందు తేజస్సుడు అను పురుషకారముచే స్వప్న దృశ్యము అనుభవించుచున్నది. అట్టి సమయములో స్వప్న దృశ్యమే సత్యమైనట్లు, తదితరమైనదేది తనకు సంబంధించినది కానట్లు అనుభవము పొందుచున్నది. ఆ స్వప్న సందర్భములో జాగ్రత్ తనది కానట్లుగా వ్యవహరిస్తోంది. సుషుప్తి అటు తరువాత గాఢనిద్రలో ప్రవేశించి తనకు వేరేనదేదీ లేనిదై ఏకము ఏకేకము అగు స్వస్వరూప ధ్యానమును ఆస్వాదిస్తూ ప్రాజ్ఞుడు ప్రాజ్ఞ పురుషుడు అగుచున్నది. ఈ విధముగా ఈ జీవుడు గాఢ నిద్ర నుండి బయల్వెడలి ఒకప్పుడు జాగ్రత్తును మరొకప్పుడు స్వప్నమును కల్పించుకుని ఎప్పటికప్పుడు నేను ఈ పరిధి పరిసరములలో ఒక విభాగరూపుడను, వీటికి బద్ధుడను, వీటిచే పరిమితుడను, ఇంతవరకే నాకు సంబంధించినది, నేను ఇంతవరకే సంబంధించినవాడను అని భావించుచున్నాడు. ఈ సహజ ఆత్మజ్యోతి స్వరూప పురుషుడు తనకు తానే భావనలను కల్పించుకొని ఆ భావనల మధ్యలో దృశ్య పరంపరలను అనుభవించుచున్నాడు. అట్టి జ్యోతి స్వరూప చైతన్య పురుషుడు ఇప్పుడు ఈ దేహముతో పుట్టాను, ఇవన్నీ జాగ్రత్ స్వప్న సుషుప్తుల రూపమున పొందుచున్నాను, ఈ దేహముచే నిబద్ధితుడను, ఇక ఇప్పుడు ఈ దేహముతో మరణిస్తున్నాను, మరల ఇప్పుడు ఈ మరొక దేహము స్వీకరిస్తున్నాను అనబడు తతంగమంతా దేహ దేహాంతరములుగా సుదీర్ఘముగా తన యొక్క ఆత్మజ్యోతి యందు తానే కల్పించుకొని అనుభవించుచున్నాడు. జాగ్రత్ స్వప్నము సుషుప్తి, సుషుప్తి స్వప్నము జాగ్రత్, ఈ దేహము మరొక దేహము, ఈ లోకములో ఈ దేహము, ఆ లోకములో ఆ దేహము, ఇక్కడ ఇక్కడి నుండి పైకి, పైనుండి మరొక చోట అక్కడికి, ఇదంతా ఆత్మజ్యోతి సమక్షంలో వెలుగులో వేరువేరు వస్తువుల వలె అనంతంగా సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇదంతా ఆత్మయొక్క అంతఃకరణ వృత్తి ద్వారా స్వకీయ కల్పన విన్యాసముచే జాగ్రత్ స్వప్న సుషుప్తి జన్మ పునర్జన్మ రూపములుగా ఏర్పడుచున్నది. సిద్ధాంతము అప్రమేయమగు ఆత్మజ్యోతి ఒక గదిలో వెలిగించిన దీపము యొక్క వెలుగుకు ఆ వెలుగు ప్రసరించు వస్తు సముదాయమునకు సంబంధము ఉన్నదా? సంబంధము లేదు కదా. అట్లాగే ఈ పురుషుని సహజరూపమగు ఆత్మజ్యోతిత్వమునకు ఈ జన్మకర్మజాగ్రత్ స్వప్నతు దృశ్య సంపద పునర్జన్మ వాటి హేతువులు మొదలైన వస్తు సముదాయమునకు సంబంధమే లేదు. సూర్యుడు కిరణముల దృష్టాంతము, సూర్యకిరణములు ఆ కిరణములు ప్రసరిస్తున్న వస్తువులచే బంధము సంబంధము అనుబంధము కలిగి ఉంటాయా? లేదు కదా. అట్లాగే ఆత్మజ్యోతి తేజోకిరణములు ప్రసరించే జాగ్రత్ స్వప్న సుషుప్తి ఇహ జన్మ పరజన్మలచే ఏమాత్రము బంధింపబడజాలవు, సంబంధితములే ఉండజాలవు. అట్లాగే సూర్య తేజస్సులోనే వస్తువుల ఆకారములు కనిపిస్తున్నట్లుగా ఆత్మజ్యోతి వెలుగులోనే జాగ్రత్ స్వప్న సుషుప్తి జన్మ పునర్జన్మలు అగుపించటము ఉనికి కలిగి ఉన్నట్లవటము జరుగుతోంది. ఆత్మకు వేరుగా దేనికీ స్వతః సిద్ధమైన ఉనికి లేదు. ఇక్కడి ఒక మహత్తర చమత్కారము వినండి. ఈ జీవుడు ఎట్టివాడు అని ప్రశ్నిస్తే ఆత్మగా పరమపురుషుడే, దేహమంతా లోకమంతా సుప్రసిద్ధమైన స్వరూపము కలిగియున్నవాడు, జన్మ మృత్యువులకు మార్పు చేర్పులకు సంబంధించినట్టి కేవల సాక్షియగు అమృతానంద స్వరూపుడు, స్వయంజ్యోతి స్వరూపుడు, తేజోస్వరూపుడు, ఏకస్వరూపుడు, అనేకముగా కనిపిస్తూ సర్వదా ఏకము అఖండము అయున్నవాడు. కొన్ని మధుర పదార్థములను ఆస్వాదించువానివలే జాగ్రత్ స్వప్న సుషుప్తులను వాటివాటి అంతర్గత విశేషాలను జన్మజన్మాంతరములను పొంది ఆస్వాదించుచున్నట్టివాడు నిత్యనిర్మల స్వరూపుడు, కేవలాత్మస్వరూపుడు, పరమపురుషుడు, కాపలాదారు అట్టి ఈ జీవుడు లేక పురుషుడు. తన యొక్క స్వయంశక్తి రూపమగు ప్రాణవాయువులచే క్రీడా వినోదంగా మాంసమయము, బొమికలు మజ్జలతో కూడినది, చర్మముతో కప్పబడినది, ఇంద్రియార్థములతో నిండియుండినది, అగు భౌతిక శరీరము అనే పిచ్చుకల గూడులో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి అట్టి అనేక పుల్లలతో నిర్మించబడిన, అనేక అవయవములతో నిర్మితమైన ఈ భౌతిక దేహమునకు కాపలాదారుగా ఆగుచున్నాడు. ఈ శరీరమును కాపాడుకొనుచు ఇద్దాని బాహ్యమున శబ్దస్పర్శ రూపరస గంధములలో సంచారములు చేస్తున్నాడు. సుఖదుహఖములను తానే నిర్వచించుకొని దుహఖములు తొలగేది ఎట్లా, సుఖములు లభించేది ఎట్లా అని అనేక రంధులలో పడి మ్రగ్గుచున్నాడు. ఎక్కడ భోగ్య పదార్థములు, ఏచోట అని గొనుగుకొనుచూ వెతుకుచున్నాడు. ఎక్కడ ఏదైనా భోగ్య పదార్థము కనిపిస్తే అక్కడ ఆగి వెంపరలాడుచున్నాడు. అనేక మనో యోచన తరంగములను వరుసక్రమంగా కల్పించుకొని అవిశ్రాంతుడై నాకు శాంతి కావాలి ఎట్లా అని కనపడిన వారినందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఓ జనక మహారాజా, అంతేకాదు స్వయం కల్పితమే అయినట్టి స్వప్న సమానమైనట్టి జాగ్రత్ రచనలో ప్రవేశించి దేవత మానవ జంతు ఇత్యాది అనేక ఉచ్చనీచ ఉపాధులను పొందుచూ అనేక భావతరంగముల మధ్య చిక్కి వాటిచే కొట్టబడుచూ శిథిలత్వము పొందుచున్నాడు. ఉపాధుల పరంపరలలో సంచారములు చేస్తూ అనేక వాసనలను చుట్టచుట్టుకుంటున్నాడు. స్త్రీలతో సరసాలాడువాడుగాను, స్త్రీపురుషుల పరస్పర సరసవెరసములతోనూ, స్నేహితులతో నవ్వులాటలు ఆడుకొనువాడుగాను, కొన్ని దృశ్య సంఘటనలను చూచి భయకంపితుడు అగుచున్నవాడుగాను, అనేక అనుభవ పరంపరలను స్వప్న సమానమైన ఉపాధి పరంపరలతో పొందుచున్నాడు. ఆరామస్య పశ్యంతి నతం పశ్యతి కశ్చనేతి 6:3-14. ఒక బాలుడు ఇంటి నుండి బయలుదేరి క్రీడాస్థలి ప్లేగ్రౌండ్ కి వెళ్లి కాసేపు ఆటలు ఆడుకొని ఇంటికి చేరుతాడు కదా. అట్లాగే ఈ జాగ్రత్ స్వప్నములు అనేవి బాలుడు వెళ్లి ఆడుకొని తిరిగివచ్చు క్రీడాస్థలములు అని కూడా చెప్పబడుతోంది. ఈ పురుషుడు ఆత్మ యొక్క క్రీడా సామాగ్రి వంటి జాగ్రత్ స్వప్నములను చూస్తున్నాడు. అందులోని విషయాలు విశేషాలతో తమ్మెడగుచున్నాడు. ఆత్మకు క్రీడాస్థలములకు జాగ్రత్ స్వప్నములకు సంబంధించిన విషయాలకు పరిమితుడగుచూ ఉపాధి పరంపరలు గడుపుచున్నాడు. అంతేగాని జాగ్రత్ స్వప్నములకు ఆధారమై, సమస్తమునకు అప్రమేయమై జాగ్రత్ స్వప్నములు తన యొక్క భావన రూపముగా కలిగి ఉన్నట్టి నిత్య నిర్మలమగు స్వస్వరూపమగు ఆత్మను గమనించటము లేదే. ఎంత ఆశ్చర్యం! ఆత్మను స్వకీయ దేహమునందే గుర్తించటం వాస్తవానికి సులభమే అయినప్పటికీ అందుకు ఈతడు ప్రయత్నశీలుడు అవటములేదు. స్వప్నదశలో ఉన్నవాడు ఆదమరచి జాగ్రత్ను పూర్తిగా ఏమరచి స్వప్నములో పూర్తిగా మునిగినవాడై ఉంటున్నాడు. భౌతికమగు శరీరము ఇంద్రియ అపకరణ సంబంధమైన విషయముల నుండి బయల్వెడలి ఊహ వంటి స్వప్నములో పచార్లు చేస్తూ అనేక స్వప్నానుభవములందు మునిగి తేలుచున్నాడు. అట్లా స్వప్నములో లోతుగా మునిగియున్నవానిని ఒక్కసారిగా హఠాత్తుగా లేపకూడదు, తమ్నాయతం బోధయతి ఇత్యాహుహ అని కొందరు అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ జీవుడు జాగ్రత్ నుండి ఒంటరిగా బయలుదేరి స్వప్నక్షేత్రములో స్వీయ కల్పనలో రమిస్తూ ఉండగా అకస్మాత్తుగా నిద్రలేపితే జాగ్రత్కు మరలినప్పుడు ఒక్కసారి దారి తప్పినవానివలే క్షోభ చెందగలడని వారి ఉద్దేశ్యము. ఇంద్రియ గోడములను పట్టుకోలేక బాధ పొందుతాడని చెప్పబడుతోంది. అకస్మాత్తుగా నిద్రలేపితే ఇంద్రియ గోడముల వేసిట వలన గ్రుడ్డితనము చెవిటితనము వచ్చు ప్రమాదము కూడా కలదని వైద్యభాష. ఓ జనక మహారాజా, జాగ్రత్ స్వప్న స్థితిగతుల గురించి ఇంకా మరికొంత చెప్పుకుంటున్నాము, వినండి. జాగ్రత్తే పుట్టినిల్లు. అక్కడి నుండి స్వప్నము కల్పించుకొని ఆస్వాదించి తిరిగి జాగ్రత్కు ఈ పురుషుడు తిరిగి వస్తూ ఉంటాడు. అట్లాగే జాగ్రత్ నుండి సుషుప్తిలో ప్రవేశించి తిరిగి మరలి వస్తూ ఉంటాడు. అందుచేత జాగ్రత్ స్వగృహము వంటిది. స్వస్థానము స్వప్నం సుషుప్తులు మిత్రుల గుహములకు ఇళ్లకు వెళ్లి రావటము వంటిది అని కొందరు అంటూ ఉంటారు. జాగ్రత్త తెలివితో ఈ పురుషుడు మెళుకువలో ఉన్నప్పుడు చూచియున్నా, ఆలోచిస్తూ ఉన్నా, భావిస్తూ ఉన్నా, వేదన చెందుతూ ఉన్న విషయములనే నిద్రపోయినప్పుడు గుర్తుచేసుకొని వాటిని హృదయంలో ఊహాదృశ్యములుగా కల్పించుకొని జాగ్రత్తను ఏమరచి ఇదియే సత్యము అను రీతిగా జాగ్రత్త వలెనే కలలో స్వప్నములో అనుభవముగా పొందుచున్నాడు. అనగా జాగ్రత్తలో చూచినవే స్వప్నములో పొందటము జరుగుతోంది. కాబట్టి జాగ్రత్త స్వప్నములు ఒక్క తీరైనవే అని మరికొందరు సిద్ధాంతీకరించుచున్నారు. అది ఇట్లా, ఈరోజు జాగ్రత్త తేపు నిద్రలేచిన తరువాత కొనసాగుతోంది. ఈరోజు కల రేపు రాత్రి కొనసాగక వేరైన మరొక స్వప్నము జనితము అవుతోంది కదా. అందుకని స్వప్నము జాగ్రత్త వ్యవహారములో ఊహచే నిర్మితమైన ఒక అనొక అంతర్విభాగము. జాగ్రత్త అనగా తదితరులతో పాల్గొనటము వంటిది. స్వప్నము అనగా ఒంటరిగా కూర్చుని ఊహలో జీవించటము. ఆ రెండూ ఒక్క తీరైనవి కావు అని మరికొందరు అంటున్నారు. దానికి మరికొందరు ఇట్లా అంటున్నారు, క్రితం ఉపాధి జాగ్రత్ వర్తమాన ఉపాధితో కొనసాగటం లేదు కదా, కనుక జాగ్రత్ స్వప్నము వంటిదే అని విశ్లేషిస్తున్నారు. జాగ్రత్తలో ఈ పురుషుడు ఇంద్రియ విషములకు సంబంధితుడు అగుచున్నాడు. స్వప్నములోనో బాహ్య ఇంద్రియ విషములపై ఆధారపడక స్వయముగా విషములను తనేందు కల్పన చేసుకుని ఆస్వాదిస్తున్నాడు. కనుక స్వప్నములో ఉన్నప్పుడు ఈతడు స్వయంజ్యోతి స్వరూపుడు అని సిద్ధాంతీకరిస్తున్నారు. ఇదంతా ఇట్లా ఉండగా స్వప్నమును దృష్టాంతముగా తీసుకుని మోక్షశాస్త్రము ఈ పురుషుని, జీవుని స్వయంజ్యోతి స్వరూపునిగా నిరూపిస్తూ వస్తోంది. మోక్షము గురించియే జనక మహారాజు, హే మహాత్మా, మహాశయ, యాజ్ఞవల్క్య, మీరు నా వద్ద నుండి నాపై దయతో 1000 గోవులను దక్షిణగా స్వీకరించండి. నాకు మోక్ష మార్గమును బోధించమని ప్రార్థిస్తున్నాను. జాగ్రత్ స్వప్నములకు ఊర్ధ్వముగా ఆవల గల ఆత్మ గురించి చెప్పండి. నేను అనుభవిస్తున్న బంధము ఎట్లా తొలగి మోక్షము సిద్ధిస్తుందో అర్ధానిని వివరించమని అభ్యర్థిస్తున్నాను. యాజ్ఞవల్క్యుడు, ఈ జీవుడు సర్వదా స్వయంజ్యోతి స్వరూపాత్మ పురుషుడేనయ్యా. ఈ జీవుడు స్వప్నము నుండి విషములను దాటవేసినట్టి సుషుప్తి స్థానము చేర్చున్నాడు. అట్టి సుషుప్తియందు మునిగి రమించున్నాడు. సుషుప్తిలో పుణ్యపాప ద్వంద్వములలో ప్రవేశించక సుఖదుహకములను సాక్షిగా చూస్తూ వాటియందు తన్మయుడు కాక విడిగా కేవల దృక్కయి నిర్విషయుడై ఉంటున్నాడు. ఆ విధంగా కొంత సమయము గడిచిన తరువాత ఈ పురుషుడు తాను సుషుప్తిలో ప్రవేశించిన మార్గముననే వెనుకకు మరలి తిరిగి స్వప్నస్థానము చేర్చున్నాడు. న్యాయము ప్రకారము ప్రొసీజరల్లీ ఇన్ యూజువల్ కోర్స్ స్వప్నములో పుణ్యపాప ద్వంద్వములను సుఖదుహకములను పొందుచున్నాడు. పుణ్యపాప ఫలములను చూచుచున్నాడు. అటు తరువాత జాగ్రత్తకు వచ్చి ఇంద్రియములను ఉపయోగిస్తూ కర్మలను నిర్వర్తిస్తూ పుణ్యపాప ఫలములను, ద డ్యూయాలిటీ, చూస్తూ ఉన్నాడు. ఓ జనక మహారాజా, వాస్తవానికి ఈ పురుషుడు, జీవుడు అసంగుడు, దేనితోనూ చేరిక కూడిక లేనివాడు, పుణ్యపాప కర్మలకు కర్తకాడు, ఫలభోక్తకాడు, సుషుప్తి స్వప్న జాగ్రత్తలలోనివాడు కాదు, సదా అప్రమేయుడు, అన్బౌండ్ అండ్ అన్కోన్సర్న్, దేనితోనూ సంబంధమూ లేనివాడు. ఆ మూడు ఆయన ప్రవేశించుచు ఆస్వాదిస్తున్న ఆయనకు చెందిన స్వస్థలములు. దేనిచేతనూ ఆత్మపురుషుడు బద్ధుడు కాడు, నిత్యముక్తుడు. ఆ మూడు ఆయనకు చెందిన ఆటస్థలములేగాని ఏ ఒక్కదానిలోకో పోయి చిక్కుకొనుచున్నవాడు కాడు. ఎట్లా అంటారా? వినండి, స్వప్నములో ఈ పురుషుడు పుణ్యపాపకర్మలు చేస్తున్నాడు అని అనతలుచుకొంటే అప్పుడు అతడు స్వప్నములో నిర్వర్తించిన పాపపుణ్యకర్మలు కర్మఫలములు జాగ్రత్తలోకి వెంటనంటి రావాలి. మరి అట్లా వస్తున్నాయా? లేదే. నిద్రలేచిన తరువాత న్యాయమైన రీతిగా ఆస్ ఇజ్ సీక్వెన్సియల్ స్వప్నమును త్యజించి ఇక ఆపై జాగ్రత్తను ఆస్వాదిస్తున్నాడు కదా. ఎందుకంటే స్వప్నములో నిర్వర్తించిన కర్మలను గుర్తుచేసుకుని జాగ్రత్తలో నేను కలలో అట్లా అని అతనిని బాధించాను. కనుక పాపిని అని తలుస్తున్నాడా? లేదు, మరొకడు తన స్నేహితునితో, అయ్యా, నేను స్వప్నములో ఈ పాపము చేశాను, కనుక పాపిని కదా అని చెప్పితే ఆ స్నేహితుడు ఏమంటాడు? కలలో ఏదో కనబడి ఉంటుందిలే, వదిలేయి. ఇప్పుడు ఈ ప్రస్తుత విషయానికి వచ్చి మాట్లాడు. కల కలే కదా అని అంటాడు, అంతేగాని నిందించడు, గేలిచేయడు. ఎందుచేత? నతు సత్యమిహ అన్వపి. కలలో జరిగిన దానిలో అంతా కల్పనయేగాని అణువంత సత్యము లేదని ఆ స్నేహితుడు ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి స్వప్నములో జరిగిన దానికి ఆత్మకు ఎలాంటి కర్తృత్వము లేదు. మరి స్వప్నంలో జరిగిన పాప పుణ్యకార్యముల మాట ఏమిటి? అవి జరిగినట్లు స్వప్న సమయంలో కానవచ్చుచున్నాయేగాని స్వప్నములో ఏదీ సత్యమై ఉండలేదు. కళ్ళు మూసుకుని ఊహలో ఒక పులిని చారులు గోళ్లతో సహా చూస్తే వాస్తవానికి పులి ఎదురుగా ఉన్నట్లా? లేదు. శృతులు కూడా తస్మాత్ స్వప్నే కురియన్ ఇవ ఉపలభ్యతే, కర్తృత్వము ఉన్నట్లుగా కానవస్తోంది. నతు క్రియ అస్థి పరమార్థతః. వాస్తవానికి స్వప్నములో ఏ క్రియ కూడా నిర్వర్తింపబడటము లేదు అని సిద్ధాంతీకరిస్తున్నారు. ఉతేవ స్త్రీభ్యః సహ మోదమానో జక్షత్, ఉతేవ అపి భయాని పశ్యన్. 6.3.13. స్త్రీతో కీడ్రించినట్లుగా కలవచ్చింది, నేను అక్కడికి వెళ్లానుట, వాళ్లు నాతో ఇట్లా అన్నారట. ఈ విధంగా ఒకడు తన కల గురించి వలే గా తద్ ప్రయోగాలతో చెప్పుతాడు. అనగా కలలో జరిగినది వాస్తవానికి జరగనట్లే అని చెప్పటమేగా. స్వప్నము మిథ్యయే, కనుక ఆత్మకు కర్తృత్వము లేదు. ఇక జాగ్రత్తలో జరిగే వాటికి వస్తే రూపము గల పదార్థములతో రూపము గల దేహేంద్రియములకు కలయి కలిగి జాగ్రత్తలో ఏకనేక అనుభవములుగా సంతరించుకుంటోంది. కాని ఆత్మకు రూపము ఉన్నదా? లేదు. ఎందుకంటే కదిలే దేహమునకు రూపమున్నదిగాని కదిలించే దేహికి రూపమెక్కడిది? రూపము లేనివానిచే నిరాకారముచే రూపము కలిగియున్న క్రియలకు సాకారమునకు హేతుత్వము ఎట్లా ఆపాదిస్తాము? ఆత్మకు లేక ఆత్మాకాశమునకు రూపము లేదు, కనుక సంగము లేదు. జాగ్రత్తలో కూడా ఆత్మకు ఏ విధంగానూ కర్తృత్వము సంభవించదు. దేహేంద్రియములలో జాగ్రత్తలో జరిగేదానికి, ఊహాకల్పితమైన స్వప్నములో జరిగేదానికి ఈ రెండు కూడా ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వ సంబంధములు ఆపాదించటము కుదరని పని. ఓ జనక మహారాజా, ఈ విధంగా ఈ పురుషుడు జీవుడు స్వప్నంలో లాగానే జాగరిత స్థానములో బంధు మిత్రులు మొదలైన వారితో అనురాగము కోపము దుహకము ఆదుర్దా మొదలైనవన్నీ పొంది క్రీడించి అనుభవించి తిరిగి ఎప్పుడో క్రమంగానో అకస్మాత్తుగానో సుషుప్తిలో ప్రవేశిస్తున్నాడు. అంతేగాని జాగ్రత్తలో బద్ధుడై ఉండటము లేదు. ఆత్మకు జాగ్రత్గాని స్వప్నముగాని సుషుప్తిగాని బంధము కావు అని తేల్చున్నది కదా. ఒక తిమింగలము ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు, ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు యథేచ్ఛగా ఆస్ ఇట్ లైక్స్ తిరుగుచున్నది. ఈ ఒడ్డు ఆ తిమింగలమునకు బంధము అని అంటామా, లేక ఆ ఒడ్డు బంధము అంటామా? అనము. ఒకవైపు ఒడ్డు వన్ సైడ్ బాంక్, తిమింగలము అక్కడ ఉండకుండా తిరిగి ఇటూ అటూ యథేచ్ఛగా తిరుగుతోందని మాత్రమే అంటాము. అట్లాగే ఈ పురుషుడు జాగ్రత్ స్వప్నములనే ఈవలి ఆవలి ఒడ్డుల మధ్య యథేచ్ఛగా సంచరిస్తున్నాడు. ఆతనికి జాగ్రత్ బంధము లేక స్వప్నము బంధము అననని ఎట్లా కుదురుతుంది? అనలేము. మహా అయితే ఈ పురుషుడు స్వప్నస్థానమును జాగ్రత్త స్థానమును అనుసరించి తిరుగాడుచున్నాడు అని మాత్రమే అని ఊరుకోగలం. స్వయం ప్రతిపత్తి ఇండిపెండాన్స్ అగు ఆత్మ దేహ ఇంద్రియముల కంటే జాగ్రత్ స్వప్న సుషుప్తుల కంటే ప్రత్యేకమై కామ్యకర్మలతో సంబంధము లేనిదే సర్వదా విశుద్ధమై సంసార ధర్మములగు సుఖదుఃఖములకు సంబంధించనిదే, దేహధర్మములగు చావు పుట్టుకలచే తాకజారబడనిదే ఉన్నది. ప్రతి జీవుడు సహజంగా ఆత్మస్వరూపుడే. తక్కినదంతా స్వస్వరూపము సమక్షంలో సందర్భకల్పితము. సుషుప్త స్థానము ఆకాశములో డేగ గరుడపక్షి రెండు రెక్కలతో అటూ ఇటూ తిరిగి తిరిగి రెక్కలు విదిలించుచు ఎగిరి ఇక చాలు. విశ్రాంతి కావాలి అని తలచి గూడులో ప్రవేశించి రెక్కలు ముడుచుకుని విశ్రాంతి తీసుకోనారంభిస్తుంది కదా. అట్లాగే జాగ్రత్ స్వప్నములలో సంచారాలు చేసిన ఈ పురుషుడు నా గూడు అగు సుషుప్తి యందు ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటానుగాక అని తలచి సుషుప్తిలో ప్రవేశిస్తున్నాడు. తత్ర న కంచన కామం కామేతి, న కంచన స్వప్నం పశ్యతి. అట్టి సుషుప్తిలో జాగ్రత్తలో వలె అది కావాలి ఇది పొందాలి అను కోరిక కోరుకోడు. ఊహించి కల్పించి నాలో నేనే దృశ్యములో చరించాలి అనే స్వప్నము పొందాలనే కోరికగాని స్వప్న దృశ్యముగాని ఉండవు. దేహేంద్రియములతోగాని తద్వారా దృశ్యము యొక్క కల్పనా దృశ్య అనుభవంగాని ఇప్పుడిక అతనికి ఉండదు. ఆ శక్తి ఆ వివరాలు అవన్నీ రహితమయ్యాయా? లేదు, రహితం కాలేదు. అప్రదర్శనము అనే అంతరంగములోని పెట్టి ఇన్నర్ బోక్స్ లో దాచబడినాయి. అవిద్య ఏ కారణంగా ఆత్మకు అనాత్మ బుద్ధి నేను అను నిర్మల వస్తువుకు నాది అనునది కలుగుచుండటం జరుగుతోందో అద్దానినే అవిద్య అని పిలుస్తున్నారు. దేహము హితానాడి తావై అస్య శిరోపాణ్యాది లక్షణస్య పురుషస్య ఏతా హితానామనాడ్యో. తల కాళ్ళు చేతులు గల దేహముతో తదాత్మ్యము చెందుతున్న ఈ పురుషుడు హిత హితము చేయనవి అనునాడులు కలిగి ఉంటున్నాడు. యథా కేశః సహస్రధ, అవి వెంట్రుకలో వేయి ఒకటి బై ఒక వెయ్యి వంతు ఎంత సూక్ష్మమో అంతటి సూక్ష్మముగా ఉండి ఈ దేహమంతటా విస్తరించినవై ఉంటున్నాయి. ఈ నాడులలో వాతపిత్శ్లేష్మములు వేరువేరైన పాళ్లలో కలిసి ఉండటము చేత తెలుపు నీలము ఆకుపచ్చ పసుపుపచ్చ ఎరుపు రంగులలో మెరుస్తూ ఉంటున్నాయి. ఈ సూక్ష్మ నాడులలో మనోబుద్ధి పంచకర్మేంద్రియ పంచజ్ఞానేంద్రియ పంచ ప్రాణచలనముల అంశలతో కూడిన లింగ శరీరము సూక్ష్మ శరీరము ఈ హితానాడులయందు స్థానము పొంది ఉంటోంది. సుఖ దుహఖ అనుభవములకు భావములకు సంబంధించిన దేహదేహాంతరవాసనలన్నీ ఈ లింగ శరీరమును ఆశ్రయించుకుని ఉంటున్నాయి. అట్టి లింగ శరీరము సహజముగా సూక్ష్మము అవటం చేత స్ఫటిక మణివలే స్వచ్ఛముగా ప్రకాశిస్తూ ఉంటోంది. సంస్కారాలు ఇద్దానిని ఆశ్రయించి ఉంటున్నాయి. ఉపాధులతో సంయోగమునకు వశమై ఉండటము చేత ఈ లింగ శరీరము ధర్మానధర్మ సంబంధమైన వేరువేరు వృత్తుల సంయోగముచే ఆపాదితమై ఉంటోంది. లింగశరీరమును జన్మజన్మలుగా ఆశ్రయించి ఉన్నాయి. అనేక పుణ్యపాప వృత్తులే జాగ్రత్ స్వప్నానుభవములను అవగాహనలను నడిపిస్తున్నవగుచున్నాయి. చిత్త చాంచల్యమంతా లింగ శరీరమును నిర్మల బుద్ధిని ఆవరించినదే ఉన్నది. ఆత్మ సర్వదా లింగ శరీరమునకు పరమై వేరే ఆవలయే ఉన్నది. స్వప్నానుభూతులు లింగ శరీరము లేక శుద్ధ బుద్ధి స్వరూపము నుండి స్వప్నానుభూతులన్నీ జలంలో తరంగాల వలె బంగారమునకు పసుపుపచ్చని వన్నెల వలె జ్యోతి నుండి కాంతి పుంజముల సమూహము వలె బయల్వెడలుచున్నాయి. అప్పుడీ పురుషుడు ఎవరో తనను కొట్టబోవుచున్నవాని వలె ఏటో తన స్వప్నసీమలో తానే పరుగులు తీస్తున్నాడు. పిచ్చిపట్టిన ఏనుగు వెంటబడుచున్నట్లు దర్శించి అడవిలో ఏ మూల నుండియో ఏ మూలకో పరుగులెత్తుతున్నట్లుగా స్వప్నంలో అనుభవం పొందుచున్నాడు. గోతిలో పడుచున్నట్లు అనుభూతి పొందుచు అయ్యబాబోయ్ అని కేకలు వేస్తున్నాడు. జాగ్రత్తతో కనబడే ఆయా విశేషాల వంటివే కొన్ని కొన్ని స్వప్నంలో కనిపిస్తూ జాగ్రత్తలో అనిపించినట్లే స్వప్న సమయంలో అప్పటికీ ఆయా విశేషాలు నిజమే కదా అని అనిపించుచూ ఉన్నాయి. జనక మహారాజు మీరు చెప్పే విశేషములన్నీ వింటూ ఉంటే స్వప్నదృశ్యమునకు కర్తకర్మక్రియ స్వప్నద్రష్టయే, జాగ్రత్ దృశ్యమునకు కర్తకర్మక్రియ జాగ్రత్ ద్రష్టయే, అంతేగాని మరింకెవ్వరో కాదు అని మీరు సిద్ధాంతీకరిస్తున్నట్లుగా నాకనిపిస్తోంది. యాజ్ఞవల్క్యుడు పౌను ఇందులో సందేహించవలసినదియే లేదు. అథయత్ర దేవైవ రాజైవ అహమేవ ఇదం సర్వో అస్మి ఇతి మన్యతే సో అస్య పరమో లోకః. 6:3:20 ఒక రాజు తన రాజ్యంలో సంచరిస్తూ ఈ రాజ్యమంతా నాదే కదా అని అనుకుంటూ ఉంటాడు చూచారా. ఒక దేవత తాను దేవతగా ఉన్నచోటును ఇదంతా నేనే అని తలుస్తారు కదా. చంద్రలోకంలో చంద్రదేవుడు, సూర్యదేవుడు సూర్యలోకంలో, యమభగవానుడు యమలోకంలో తలచూతీరుగా. ఆ విధంగా ఎవ్వడైతే ఈ సర్వము నేనే అని ఎరుగుచున్నారో ఆతనికి అదే సర్వోత్కృష్టధామము అగుచున్నది. అజ్ఞానము నిశ్శేషముగా క్షీణించగా ఎప్పుడైతే సర్వాత్మభావనకు చెందిన జ్ఞానము ఉదయిస్తుందో అప్పుడిక స్వప్నమునందు అంతటా చిన్మాత్రుడనగు నేనే వెలయిచున్నాను అనునది జాగ్రత్ స్వకీయ కల్పనయే కనుక జాగ్రత్ అంతా స్వకీయ చిన్మాత్ర స్వరూపమే అనునది స్వభావ సిద్ధమగు అనుభవముగా అగుచున్నది. అది ఆత్మయందు తానే ఉండుట అను పరంధామము. సర్వాత్మభావనయే నిశ్చయముగా ఆత్మయొక్క సహజ నిజ రూపము. అది ఆత్మకు పరస్వరూపము అని చెప్పబడుతోంది. సర్వకామములు అధిగమించినట్టి, ధర్మానుధర్మ వివర్జితమైనట్టి, భయరహితమైనట్టి రూపము. ఒక పురుషుడు స్త్రీని ప్రేమాస్పదముగా ఆలింగనము చేసుకున్నప్పుడు ఏకరూపము పొందిన తీరుగా ఆత్మజ్ఞానముచే అట్టి ద్రష్టచే దృశ్యమంతా ఏకరూపానుభవము పొందబడుచున్నది. ఏకమే ఆత్మరూపము. అనేకము అనాత్మ తదంతా ఆత్మకామము, ఆత్మయే కామముగా కలిగి ఉన్నట్టి స్థితి. ఆత్మస్వతహగా అన్యకామరహిత ప్రేమాస్పద స్వరూపము. అఖండానుభవ స్థానము. సుషుప్తిలో స్వభావసిద్ధంగానే ప్రతిజీవుడు అట్టి ఏకస్థితి పొందుచున్నాడు. సుషుప్తస్థితి అఖండజ్యోతి స్వరూపమే. ఆనంద ఏకాత్మకమగు సుషుప్తి యందు ఉన్న పురుషునికి జాగ్రత్లోని తండ్రి తండ్రి కాడు, జాగ్రత్లోని తల్లి తల్లి కాదు, జాగ్రత్ పుత్రుడు పుత్రుడు కాదు, జాగ్రత్ లోకములు లేవు, లోకపాలకులు లేరు. పాపి అనుకున్నవాడు ఇప్పుడు సుషుప్తస్థితిలో ఆ అనుభూతియందుండదు. భ్రూణహత్య చేసినవాడు హత్య చేసినవాడు కాడు. కర్మాంగభూతులైన దేవతలు లేరు. జాగ్రత్లో చండాలుడు సుషుప్తిలో చండాలుడు కాదు. పౌల్కసుడు శూద్రునికి క్షత్రియ స్త్రీ యందు పుట్టినవాడు పౌల్కసుడు కాడు. సన్యాసి సన్యాసికాడు, తాపసి తాపసికాడు, శ్రమణుడు పరివ్రాజకుడు శ్రమణుడు కాడు. గాఢనిద్రాస్థితిలో కర్మ ప్రతిపాదకములగు వేదములు వివేద విధులు మొదలైనవి కూడా లేవు. యజ్ఞయగక్రతు విధులు విధానములు లేవు. కర్మలతో సంబంధమే లేదు కనుక బ్రహ్మచారి గృహస్థవాన ప్రస్థ సన్యాసాశ్రమ ధర్మ విధులు నియమములు కూడా లేవు. సుషుప్తి యందు ఆత్మకు శాస్త్ర విహిత అశాస్త్ర విహిత కర్మలనబడేవేవీ లేవు. పుణ్యకర్మలు పాపకర్మలు లేవు. జనన చక్రవర్తి మరి గాఢ నిద్రలో ఉన్న పురుషుని ఆత్మస్వరూపము ఎట్టిది? యాజ్ఞవల్క్యుడు సుషుప్తి యందు ఈ పురుషుడు సమస్తమైన లౌకిక కోరికలు అభిప్రాయములు భావములు నియమములు మొదలైనవన్నీ నిర్వర్తించనివాడై గౌరవించనివాడై ఉంటాడు. కేవలం స్వయం జ్యోతి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. స్వస్వరూపము నందు స్వస్వరూపుడై ఉంటాడు. అగ్నికి వేడివలే సూర్యునికి కాంతివలే ఆత్మకు ఆత్మ యొక్క ఆత్మత్వము స్వయముగా ప్రకాశించుచున్నది. అప్పుడు ఆతడు చూడటము లేదు, వినటము లేదు, ఆఘ్రానించటము లేదు, మాట్లాడటము లేదు, స్పర్శ పొందటము లేదు, రుచి చూడటము లేదు, ఆలోచించటము లేదు, విచక్షించటము లేదు. అనగా గాఢనిద్రలో ఉన్నప్పుడు అవన్నీ నశించినాయా? లేక ఈ పురుషుడు గాఢ నిద్రా సమయములో అవన్నీ కలిగి ఉండి కూడా ఉపయోగించకుండా కాని కలిగియే ఉన్నాడా? కలిగియే ఉండకపోతే తిరిగి జాగ్రత్తకు రాగానే ఎట్లా తిరిగి వస్తున్నాయి? కాబట్టి జాగ్రత్ స్వప్న సంస్కారాలు సుషుప్తస్థితిలో దాగి ఉన్నవి అగుచున్నాయేగాని లేనివిగా అవటంలేదు. యద్వై సుషుప్తే తత్న పశ్యతి పశ్యన్వై తత్తత్ర పశ్యన్ ఏవ న పశ్యతి. సుషుప్తి సమయములో ఈ పురుషుడు చూచుటలేదు అని అనుకున్నాము కదా. ఇది ఇట్లా గమనించాలి. చూచుచున్నవాడే చూడగలవాడే ఇప్పుడు చూచుటలేదు అని అర్థము. అంతేగాని చూడలేనివాడు కాబట్టి సుషుప్తిలో చూడలేకపోవుచున్నాడు అని అర్థము కాదు కదా. సుషుప్తి యందు ఈ జీవుడు చూడటము లేదు అననది చూడలేకపోవుచున్నాడు అని అర్థము చేసుకోకూడదు. ఎందుకంటే సుషుప్తి యందు ఆత్మ చూచుచునే ఉన్నది. కాబట్టే ఈ పురుషుడు తాను మరొక సందర్భములో తిరిగి జాగ్రత్ దృశ్యములో ప్రవేశించి ఇతహపూర్వపు జాగ్రత్ దృశ్య దర్శనమును కొనసాగించుచున్నాడు. ద్రష్ట ఆత్మస్వరూపుడే, ఆత్మ అవినాశి. కాబట్టి ద్రష్ట దర్శనము, దృశ్యము కూడా అవినాశనములే. మూడు కూడా ఆత్మస్వరూపములు, ఆత్మ ప్రదర్శితములు. ఎందుకంటే నతు తద్వితీయం అస్తి తతో అన్యత్ విభక్తం యత్ పశ్యేత్. 6:3:23 ఆత్మ అద్వితీయము కదా. కనుక ద్రష్ట ఆత్మ కంటే వేరు కాదు. ఆత్మ నుండి ద్రష్ట, ద్రష్ట ఆత్మ నుండి ఎన్నడూ విడిపడిపోయేది లేదు. ఆత్మయే ద్రష్ట, దృశ్యముల రూపముగా కూడా కనిపిస్తోంది. సుషుప్తియందు ఆత్మ తన యొక్క స్వయంకల్పితమైనట్టి జాగ్రత్ స్వప్న దర్శనములకు కించిత్ విరామము ఇచ్చుచున్నది. అంతేగాని జాగ్రత్ స్వప్నములు ఏమాత్రము నశించటం లేదు. జాగ్రత్త స్వప్నముల వలన ఆత్మ ఏమాత్రము స్వస్వరూపము నుండి చ్యుతి పొందటములేదు. న పశ్యేత, ఆత్మ కళ్ల వలె చూచుటకు తనకు అన్యమైనదేదీ లేదు. ఆత్మ అనన్యము కనుక ఆత్మ దేనిని చూడటము లేదు పని కూడా చెప్పబడుచున్నది. ఆత్మ దేనిని ఆఘ్రాణించటము లేదు అని అన్నప్పుడు ఏదైతే వాసన చూడగలిగే ఉన్నదో అట్టి ఆత్మ ఇప్పుడు ఆఘ్రాణించటమునకు విరామము ఇచ్చి ఆఘ్రాణించు స్వభావమును తన యొక్క సుషుప్తిలో ఒకమూల అప్రదర్శితము చేసి దాచి ఉంచుకొనుచున్నది. అనగా సుషుప్తిలో ఆ పురుషుని ఆఘ్రాణించు శక్తికి లోపమేమీ రాలేదు. ఆ పురుషుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాసనకు సంబంధించిన అనుభవమును కల్పించుకోవటము లేదు. అంతవరకే. ఆత్మ వాసనను చూచుటక ఆత్మకు వేరైన పదార్థమే లేదు. కనుక ఆత్మ వాసన చూచుట లేదు అనునది యుక్తియుక్తమే కూడా. ఆఘ్రాణము ఆత్మస్వరూప చమత్కారమే కాబట్టి ఆత్మ ఆత్మగా ఎన్నటికీ ఉండియే తీరుతుంది. ఆత్మ అనన్యము కాబట్టి వాసన చూడబడునది అనేది ఆత్మకు వేరుగా లేదు. ఆత్మవలెనే నశించదు కూడా. ఆత్మ వాసన చూడటము ఈ రెండూ అవినాశి అమృతము అయి ఉన్నాయి. సుషుప్తిలో ఆత్మదేహముతో రుచి చూచుటలేదు. అయితే రుచి చూడు శక్తిని కోల్పోయినదని కాదు. రుచి చూడ కలిగియుండి కూడా ఇప్పుడు రుచి చూడటమును నిర్వర్తించటము లేదు అని అర్థము. అనగా రుచి చూడటము ఆత్మ కూడా అవినాశియే. ఎందుకంటే ఆత్మ అమృత స్వరూపము, అద్వితీయము కూడా. రుచి చూడటమనున్నది ఆత్మకు వేరుగా లేదు. కనుక రుచి చూడటము కూడా అవినాశి అమృతము అయి ఉన్నది. సుషుప్తిలో ఈ పురుషుడు మాట్లాడటము లేదు అన్నామనుకోండి. అనగా ఈ పురుషుడు మాట్లాడే శక్తిని కోల్పోయినట్లు అవుతుందా? లేదు, మాట్లాడగలిగినవాడే. అయితే ఇప్పుడు మాత్రం మాట్లాడటమును నిర్వర్తించటము లేదు అని అంటాము. మాట్లాడటానికి ఉపకరణము, ఇన్స్ట్రుమెంట్ అగుచున్న వాక్ ఇంద్రియము నోరు ను ఆ పురుషుడు గాఢ నిద్ర సమయములో ఉపయోగించకుండా ఉన్నాడు అని మాత్రమే అర్థము. ఈ వాక్శక్తి పురుషునికి సంబంధించినది. వాక్శక్తిని నోటి ద్వారా ప్రదర్శించుచున్నాడు. అట్టి పురుషుడు అమృతము, అవినాశి అగు ఆత్మస్వరూపుడు. ఆత్మ అద్వితీయము, అద్దానికి ద్వితీయమైనది లేదు. కనుక మాట్లాడటము అనునది ఆత్మకు వేరు కాదు, ఆత్మరూపమే. మాట్లాడటము మాటలు అనునవి ఆత్మస్వరూపమే కాబట్టి అవినాశి అమృతము కూడా. సుషుప్తి సమయములో ఆత్మ వినటము లేదు అను రీతిగా కనిపిస్తోంది. అయితే సుషుప్తి సమయములో వినటము అను శక్తి కోల్పోయిందా? లేదు, వినగలిగిన ఆత్మయే ఇప్పుడు గాఢ నిద్రా సమయములో వినటమును నిర్వర్తించటము లేదు. అని మాత్రమే అర్థము. అంతేగాని విను శక్తి నశించలేదు. వినటము అనుశక్తి తనదే ఉన్నట్టి ఆత్మ చెవులు అను ఉపకరణము ద్వారా వినుచున్నది గాఢనిద్రలో ఉన్నప్పుడు వినుచుండుట లేదు. ఆత్మ అవినాశి, అద్దానికి రెండవదేదీ లేదు. రెండవదేది ఆత్మకు లేనప్పుడు వినటము అనేది ఆత్మస్వరూపమే కదా. ఆత్మస్వరూపమే అయినప్పుడు వినటము అనునది కూడా అవినాశియే, అమృత స్వరూపమే. సుషుప్తిలో శబ్దములు విననంత మాత్రముచేత ఆత్మ వినటము అను తన శక్తిని కోల్పోవటము లేదు. సుషుప్తి దశలో ఆత్మ ఆలోచించినట్లు కనిపించటము లేదు. అనగా మనస్సు లేదు అనియా? కానే కాదు. ఆలోచించగల ఆత్మ సుషుప్తిలో ఆలోచించటము మానివేసినది. మనస్సును అప్రదర్శిస్తోంది. అనగా ఏమీ? ఆలోచించగలిగిన ఆత్మ ఇప్పుడు ఆలోచించకపోవటమును నిర్వర్తించుచున్నది అని మాత్రమే అర్థము. అంతేగాని ఆత్మ ఆలోచించటమును కోల్పోయినది అని కాదు. గాఢనిద్రాసమయములో ఆలోచించటము లేక మనస్సు ను కోల్పోయి ఉంటే తిరిగి జాగ్రత్తకు రాగానే నిద్రలేవగానే మనస్సు తిరిగి వచ్చి చేరదు కదా. అనగా మనస్సు చచ్చిపోలేదు అనియే ఒప్పుకోవాలి. మనస్సు చావదు కూడా, ఎందుకంటే ఆత్మకు వేరైనదే లేదు. అనన్యో హి అని కదా వేదవాక్కు. ఆత్మ అవినాశి కూడా, మనస్సు ఆత్మకు వేరుగా లేదు. కానిచో ఆత్మ అద్వితీయము అనే బిరుదు ఇవ్వలేము కదా. మనస్సు కూడా ఆత్మరూపమే. ఆత్మ అద్వితీయము కాబట్టి ఆత్మరూపమే అగు మనస్సు అవినాశియే. తలంచినట్టి ఆత్మకు వేరుగా తలంపులు లేవు. థోట్స్ ఆర్ నోట్ డిఫరెంట్ ఫ్రోమ్ థింకర్ సిన్స్ థోట్స్ ఆర్ ఏమనెటిన్ ఫ్రోమ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ థింకర్. మనస్సు ఆత్మరూపమే కాబట్టి సుషుప్తిలో ఉపయోగించబడంత మాత్రముచేత నశించటము లేదు. అందుకే తిరిగి జాగ్రత్తలో స్వభావంగా అపకరణమగుచున్నది. మనస్సు కూడా ఆత్మవలెనే అవినాశి, అమృతరూపము కూడా. గాఢ నిద్రాసమయములో ఒకనిని కొంచెము సుతిమెత్తగా స్పృశించామనుకోండి, అతనికి ఆ స్పర్శ తెలియదు. అనగా గాఢనిద్రా సమయంలో ఆ పురుషుని యొక్క స్పర్శ శక్తి నశించిందా? లేదు. ఎందుకంటే గట్టిగా చాలాసార్లు తట్టితే అది ఎరిగి ఆ జీవుడు నిద్రలేస్తున్నాడు కదా. అనగా ఆత్మ గాఢనిద్రను ఆస్వాదిస్తున్నప్పుడు చర్మము అను ఉపకరణము ద్వారా తన యొక్క స్పర్శ అనే శక్తిని వినియోగించక ఉన్నది అని అనవలసి వస్తుంది. స్పృశించగలిగియున్నవాడే ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన యొక్క స్పృశించు శక్తిని అప్రదర్శితంగా తన యందు దాచుకొనుచున్నాడు. ఆత్మ యొక్క శక్తియే స్పర్శ. ఆత్మకు వేరైనదేదీ లేదు. ఆత్మ అవినాశి. ఆత్మ అవినాశి అయినప్పుడు స్పర్శ కూడా అవినాశియే. ఆత్మవలె అమూత స్వరూపమే. ఆత్మకు భిన్నమైనదేదీ లేదు. స్పర్శశక్తి ఆత్మస్వరూపమే. ఒక రాజుగారి రాజ్యములో రాజుకు చెందనిది ఏదీ ఉండదు కదా. అట్లాగే ఆత్మ సామ్రాజ్యమగు ఈ విశ్వమంతా ఆత్మకు చెందినదే. స్పర్శ ఆత్మదే. ఆత్మవలే అవినాశియే. ఆత్మకు భిన్నమైనది ఎక్కడా ఏదీ లేదు. కాబట్టి స్పర్శ స్పృశించువానికంటే వేరుకాదు, స్పృశించువాడు ఆత్మకంటే వేరుకాదు. ఆత్మకు స్పర్శ వేరుగా లేదు. ఇదిగో ఈయన ఏదీ తెలుసుకోవటమే లేదు. గాఢ నిద్రలో ఉన్నాడు అని ఒకరిని గురించి మనము అనుకుంటాము. అతడు తన తెలుసుకును తెలివిని పోగొట్టుకున్నాడా? తెలివి నశించిందా? లేదు. ప్రాపంచక విషయముల దృష్ట్యా అప్రదర్శితము మాత్రమే. తెలుసుకును తెలివి ఔత్సాహితకముగా ఉన్నది కాబట్టే నిద్ర లేపగానే అన్నీ తెలుసుకుంటున్నాడు. తెలివి తెలుసుకొనువాని వెంటనంటియే ఉన్నది. తెలుసుకొనువాడు ఆత్మస్వరూపుడే. ఆత్మకు అన్యమైనది లేదు. కనుక తెలుసుకోవటము ఆత్మకు అనన్యము, అద్వితీయము. ఆత్మ అవినాశి. అట్లాగే తెలుసుకోవటము కూడా అవినాశియే, అమృతరూపమే. అనగా విజ్ఞానము, తెలుసుకోవటము అవినాశి, అమృతము. ఎరుక ప్రజ్ఞ విజ్ఞానము చిత్ ఆత్మ కంటే భిన్నము కాదు. ఆత్మయే ద్రష్ట, దృశ్య స్వరూపము కూడా. జనక మహారాజు, ఈ పురుషుడు ఆత్మస్వరూపుడే అయి ఉండగా మరి ఇతడు ఈ దుహకమయ ఇంద్రియ విషయములతో కూడిన జగత్తును ఎందుకు, ఎట్లా, ఎవరి వలన పొందుచున్నాడు? ఈతడు ఎందుచేత దేహబద్ధుడై అనేక బంధనములకు, దుహకములకు లోనూ అగుచున్నాడు? ఈ జీవుడు ఎక్కడి నుండి వస్తున్నాడు? ఎటు వెళ్ళుచున్నాడు? యాజ్ఞవల్క్యుడు, మహారాజా, మనము ఇప్పుడు ఆత్మకంటే శబ్దస్పర్శ రూపరసగంధ శక్తులుగాని వాటివాటి విషయములుగాని వేరు కాదు అని సిద్ధాంతీకరించుకున్నాము కదా. గాఢనిద్రలో స్వశక్తిరూపమగు దృక్యే జాగ్రత్, స్వప్నములలో ద్రష్ట దృశ్యములుగా అగుచు మరల గాఢ నిద్రలో దృక్ రూపము సంతరించుకుంటోందని నిరూపించాము కూడా కదా. ఆత్మకు వేరైన శబ్ద స్పర్శ రూపరసగంధములు లేవు, మనోబుద్ధిచిత్త అహంకారాలు లేవు. ఎప్పుడైతే ఆత్మ అద్వితీయమో అనన్యమో, అప్పుడిక ఆత్మ ఏ వేరైన దానితో ఏ రెండవ వస్తువును చూస్తుంది? ఏ వేరైన వస్తువును వాసన చూస్తుంది? ఏ మరొక వస్తువును రుచి చూస్తుంది? ఇంకొక దేనిని మాటలాడిస్తుంది? ఎక్కడ మరొక దానిని వినగలుగుతుంది? వేరొక దేనిని స్పృశిస్తుంది? మరొక వేరైన దేనిని తెలుసుకోగలుగుతుంది? 6:31 ఆత్మ సర్వదా ఏకమై ఉండగా, సర్వమై ఉండగా అట్టి ఆత్మ ఎక్కడి నుండి ఇక్కడికి జీవాత్మ అయి దేహి అయి వస్తుంది? ఇక్కడి నుండి ఎక్కడికి దేహము త్యజించి పోతుంది? ఆత్మదృష్ట్యా అవేమీ ఎక్కడా జరగటములేదు. ఇక జడదేహము దృష్ట్యా అడుగుతారా? జడమగు దానికి ఒకచోటికి రావటమేమున్నది, మరొక చోటికి వెళ్లటమేమున్నది? నిర్మలమైన మంచినీటి సరస్సులోని జలము లోపల జలమే తరంగములు, బుడగలు, చక్కర్లు మొదలైన రూపములు ఉన్నతీరుగా బ్రహ్మము నందు బ్రహ్మమే విజ్ఞానము, మనస్సు, శబ్ద స్పర్శ రూపరస గంధములే వాటివాటి విషయములు తన రూపముగా ఏర్పడినదై ఉన్నది. అద్వితీయము అవినాశి అగు ఆత్మయే నేను, నీవు, జగత్తు, ఇహము, పరము, ఇక్కడ, అక్కడ, ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు, సర్వదా సర్వమును స్వీయరూపముగా ప్రకటించి ప్రదర్శించుచున్నది అను ఆత్మావగాహన, అ వ్యూ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఏ బ్రహ్మలోకము. బ్రహ్మలోకము యొక్క అవలోకనమే బ్రహ్మావలోకనము. వివిధ అవలోకనములే 14 లోకములు కూడా. ఓ జనక యోగ పుంగవ, దేహేంద్రియ ఉపాధి భేదములచే ఆత్మ ఏమాత్రము భేదము పొందటములేదు. ఇక భేదము ఎక్కడిది? అన్ని దేశాలలోని అన్ని ఆకారముల అన్ని బంగారు ఆభరణముల వ్యవహారము బంగారమును వేరువేరుగా చేయటములేదు కదా. అట్టి ఆత్మ సుషుప్తి కాలములో స్వకీయ ఆత్మతేజస్సుగా ఆత్మయందు వెలుగొందుచున్నది. జాగ్రత్ స్వప్నకాలములలో స్వకీయ తేజస్సును జాగ్రత్ స్వప్నదృశ్యములుగా కల్పించుకొని ఆస్వాదించుచున్నది. ఆత్మ యొక్క స్వకీయ అంతరతేజో ప్రకాశమునకుగాని బహిర్గత జాగ్రత్ స్వప్నతేజో విభావములకుగాని నాశనము అనునదే లేదు. ఓ జనక మహారాజా, విజ్ఞానమయాత్మకు సర్వము స్వస్వరూపాత్మగా దర్శించుచు ఆస్వాదించటము అనునదే శ్రేష్టస్థానము. అది ఏ శ్రేష్టమైన బ్రహ్మ లోకము? అది ఏ శ్రేష్టమైన బ్రహ్మ ఆనందము? అట్టి బ్రహ్మానందము యొక్క ఒకానొక ఆనందస్ఫూర్తి అంశయే ఈ 14 లోకములలోని సర్వజీవుల జీవనాంశ అయి ఉన్నది. అట్టి బ్రహ్మానందము ఎట్టిది అనునది భాషకు అందనిది. అయినప్పటికీ బ్రహ్మజులగు మహర్షులు గానము చేస్తూ వినిపిస్తున్న ఆత్మానందము గురించిన ఒకానొక వర్ణనను, డిస్క్రిప్షన్ ఇప్పుడు మనము చెప్పుకుందాము. మనుష్యానందము స్లో సయో మనుష్యానం రాధః సమృద్ధో భవతి అన్య ఏషాం అధిపతి సర్వయః మానుష్యకేః భోగయః సంపన్నతమః సమనుష్యానం పరమ ఆనందో. 6:33 మనుష్యానందము తన సర్వ అవయవములు పరిపుష్టి ఆరోగ్యములతో కూడుకొని ఉన్నవాడే. మనుష్యుడు అనుభవించే సర్వభోగములలో ఏదీ కొరతలేనివాడే. పరిసరములలోని జనులందరినీ శాసించు అధికారము కలవాడే. తాను ఎవ్వరికీ జవాబుదారీ కానవసరము లేనట్టి ఒక మానవుడు పొందు ఆనందము మనుష్యానందము. పితరుల ఆనందము పైన వర్ణించిన మనుష్యానందమునకు ఒక 100 రెట్లు అయినట్టిది. పితృలోకము జయించినట్టి ఆనందము. గంధర్వానందము పితరుల ఆనందమునకు 100 రెట్లు, 100 టైమ్స్ గంధర్వలోక ఆనందము. గంధర్వలోకమును జయించి తనయందు దర్శించు స్థితి. కర్మదేవానామ ఆనంద గంధర్వానందమునకు 100 రెట్లైనది. ఆ ఆనందము ఉత్తమ కర్మలచే పొందు దేవలోకానందము. అజాన జన్మసిద్ధి దేవానందము అకర్మదేవానందమునకు 100 రెట్లు. వేదాధ్యయనము చేసినవాడు పాపరహితుడు, కోరికలు లేనివాడు అట్టివాడు అజాన దేవానందమును పొందుచున్నాడు. అట్టి ఆనందమునకు శ్రోత్రియుడు శృతులగు వేదముల అర్థము తెలిసినవాడు అర్హుడగుచున్నాడు. ప్రజాపతి దేవానందము అజాన దేవానందమునకు 100 రెట్లు అయినట్టిది. ప్రజాపతి దేవానందము ఇది సృష్టికర్తయగు ప్రజాపతి ఆనందము. పాపాచరణము లేనట్టి వేదవేత్తకు కూడా ఈ ఆనందము లభిస్తోంది. వేదాంతజ్ఞానికి ఇక్కడ నేనే అంతటికీ కర్తను అనురూపముగా అనుభవమగుచున్నది. బ్రహ్మలోకానందము ఇది 100 మంది ప్రజాపతుల ఆనందముతో సమానమైనది. బ్రహ్మమును ఎరిగిన విదితవేద్యుడు పొందుచున్నాడు. అట్టి బ్రహ్మలోకానందము లేక హిరణ్యగర్భానందమునకు ఆవల ఇక్కడి గణితము వర్తించినట్టిది అయి ఉన్నది. 100 రెట్లు చొప్పున మనము చెప్పుకున్న ఆనందములన్నీ కూడా ఏ ఆనందసాగరములో కొద్దినీటి బిందువులతో సమానమో అది బ్రహ్మానంద సాగరము. ఓ సమ్రాట్ జనక మహారాజా, జీవునికి వాస్తవమైన పరమానంద పరమప్రశాంత అగణిత ఆత్మవివాహం ఆనందస్థానము అదియే. ఎందుకంటే బ్రహ్మానందుడు 1 నాకు వేరైనది అను రూపంగా తదితరమైనదేది చూచుటలేదు. చూచువాడు చూడబడినది చూడటము ఏకరూపము పొందుచున్నాయి. 2 తదితరమైనదేది బ్రహ్మానందమునందు వినుచుండుటలేదు. వినువాడు విననది వినటము ఏకత్వము సంతరించుకుంటున్నాయి. 3 అద్దాని యందు దేశకాల వస్తువు పరిచ్ఛేదములు లేవు. ఓల్ బైఫర్కేషన్స్ పర్టినింగ్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్లేస్ టైమ్ అండ్ మ్యాటర్ కంప్లీట్లీ సబ్సై. అందుచేత అది అపరిచ్ఛిన్నము అవినాశనము ఇండివిజిబుల్ అండ్ అన్డిస్ట్రక్టబుల్. 4 అద్దాని యందు 1 తెలుసుకునివాడు, 2 తెలియబడినది, 3 తెలుసుకోవటము అనబడే జ్ఞాతృ జ్ఞేయ అజ్ఞానముల భేదములేదు. తెలుసుకునివాడే తెలియబడినదిగా అయి తనను తానే అన్యమువలే కల్పించుకొని ఆనందపూర్వకంగా ఆస్వాదించుచున్నాడు. తదితరములైన అన్ని ఆనందములు వేరుగా చూడబడేది వేరుగా వినబడేది దేశకాల వస్తువులచే పరిచ్ఛేదములు తెలుసుకునివానికి వేరైనవి అన్నీ కూడా ఆ బ్రహ్మానందమునకు అంతర్గతము అయి ఉన్నాయి. అవన్నీ ఆత్మకు వేరైన ఆనందము. తెలుసుకొనుచున్నవాని వృత్తి ప్రవృత్తులపై ఆధారపడి ఉంటున్నాయి. ఆత్మానందము స్వయం స్వరూపము. ఇంకా బ్రహ్మానందము గురించి చెప్పుకోవాలంటే అది పాపపుణ్యకర్మలకు కర్మఫలములకు ఏమాత్రము సంబంధించినది కాదు. బ్రహ్మానందము నందు పాపి పుణ్యుడు ఇత్యాది భేదములు ఈషన్మాత్రము స్థానము కలిగి ఉండనట్టిది. సూర్యునిలో చీకటికి చోటెక్కడిది. పాపికేమో తక్కువ బ్రహ్మానందము. యజ్ఞములు పుణ్యకార్యములు చేసినవానికి అధికమగు బ్రహ్మానందము. అనబడు వ్యవహార భేదములకు తావే లేదు. అటువంటి భేదముల ఊసుకూడా ఉండదు. పాపాచరణము శ్రోత్రీడై ఉండటము, తృష్ణ తృష్ణ లేకుండటము, పుణ్యాచరణము విహితకర్మలు అవిహితకర్మలు భూమికలు సాధనముల హెచ్చుతగ్గులు కాలముచే హెచ్చుతగ్గులు మొదలైన వాటికి బ్రహ్మానందముతో ఏ సంబంధమూ లేదు. అయ్యది సర్వదా అప్రమేయము అననిత్య ప్రత్యేకము అద్వితీయము సర్వమునకు అసంబంధము కూడా. పైపై భూమికలు హెచ్చుతగ్గులు కలిగి కర్మ యోగ సాధనా సంబంధమైనవి అయి ఉంటున్నాయి. బ్రహ్మానందమునకు కారణము అనునదే అఖర్లేదు. సాధనములతో పనిలేదు. పైపై భూమికలు తృష్ణతో కూడి ఉంటాయి. బ్రహ్మానందము తృష్ణను అధిగమించినట్టిది. తృష్ణ నశించినప్పటి సుఖముతో ప్రపంచము ఏలే సమ్రాట్ సుఖముగాని 3 లోకముల సుఖముగాని పోల్చటానికి కూడా పనికి వచ్చేవీ కావు. గులకరాయితో కొండని ఏమి కొలుస్తాము? ఓ జనక మహారాజా, బ్రహ్మానందము గురించి వివరించాము కదా. సరే నా, బ్రహ్మలోకము అనగా ఏమో గమనిస్తున్నారు కదా. జనక మహారాజు, ఓ యాజ్ఞవల్క్య మహాశయ, భగవన్ సో అహం సహస్ర దదామి అధౌర్ధ్వం విమోక్షాయవ బ్రూహి. మీరు చెప్పిన విశేషాలన్నీ నేను కాదనటము లేదు, ఒప్పుకుంటున్నాను. అయితే ఇక మీరు నాకు బంధ విముక్తి కలిగి మోక్షమును సిద్ధింపజేసుకోగల మార్గముక్కటే దయతో చెప్పండి. మీకు నేను 1000 గోవులను సమర్పించుకొనుచున్నాను. పూజనీలగు మీరు మాపై అనుగ్రహముతో స్వీకరించండి. యాజ్ఞవల్కిలవారు జనక మహారాజు చెప్పినది విన్నారు. ఈయన ఇంకా అత ఊర్ధ్వం విమోక్షాయవ హి బ్రూహి ఇతి అంటున్నారే. ఇక నుండి మోక్షము ఎట్లా లభిస్తుందో మాత్రమే ఉపదేశించండి అని అడుగుచున్నారే అని ఆశ్చర్యపడ్డారు. కొంచెము గమనిస్తూ ఆలోచిస్తూ ఉండగా యాజ్ఞవల్కినికి భయము వేసింది. యాజ్ఞవల్కిని భయమునకు కారణం నాకు చెప్పే సామర్థ్యము లేకనా? ఈయనకు తెలియకయా? అజ్ఞానము కారణంగానా? మరి ఈ జనకుడు అత్యంత ప్రజ్ఞా దురంధురుడు. అందుచేతనే ప్రశ్నలన్నింటికీ ఒక ముగింపు పలుకగల నిర్ణయము. కొరకై నన్ను కట్టిపడవేస్తున్నారు. గోవులు మిషచే నేను కలిగియున్న విజ్ఞానమంతా ఉపదేశించేట్లు చేస్తున్నారు అని యాజ్ఞవల్కీయుడు తలచారు. ఇదియే యాజ్ఞవల్కీయుడు ఉలిక్కిపాటుకు భయపడటానికి కారణము. శృతులు అవి చెప్పే హేతువులు ఆత్మగురించిన దృష్టాంతాలు మాత్రమేనని జనకుని అభిప్రాయము. అందుచేత ఇక మోక్షము గురించే చెప్పేసేయండి అని యాజ్ఞవల్కీయునితో అన్నట్లు అవుతోంది. యాజ్ఞవల్కీయుడు, ఓహో, ఈ జీవునికి సంబంధించిన సద్యోముక్తి గురించి చెప్పుకుందామని సూచిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. అయితే వినండి, త్వంను నిర్వచించుకుందాము. నీవు సర్వదా ఆత్మస్వరూపుడవై స్వయంజ్యోతి స్వరూపుడవై సర్వదా ప్రకాశించుచున్నావు. ప్రకాశించు సూర్యునకు, ఒక దీపమునకు కూడా తదితర వస్తువులను ప్రకాశింపజేయటము స్వభావమే కదా. స్వప్న జాగ్రత్ సుషుప్తులు నీ ప్రకాశములో వెలుగొందుచున్నట్టి స్థాన విశేషములు. నీ యొక్క స్వకీయ వినోద రచనాగు జీవాత్మ అను అంశచే సంచారములు చేయబడుచున్న ప్రదేశములు. స్వతహగాను స్వయముగాను సహజముగాను ఆత్మజ్యోతి స్వరూపుడవగు నీవు సర్వదా అద్వితీయుడవు. రచన అంతా కూడా ఈ రచయితకు అద్వితీయమే కదా. జాగ్రత్ స్వప్న సుషుప్తి భూమికలుగాని ఆ భూమికలలో కనిపించే విశేష పరంపరలుగాని నీకన్నా వేరు కాదు. అట్లాగే వాటిచే నీవు పరిమితుడవు కాదు. జలములో తరంగ దృష్టిచే కనిపించే తరంగములన్నీ జలమే కదా. అట్లాగే జీవాత్మ దృష్టిచే నీయందు బ్రహ్మాండములు లోకములు లోకపాలకులు లోకజీవులు వారి స్వభావములు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆత్మదృష్టిచే ఆత్మయందు ఆత్మయే ఉన్నది, మరింకేమీ ఎన్నడూ లేదు. ఆత్మ ఆపహ మాం అను ఆనందసాగరంలో అవన్నీ తరంగములు వంటివి. జీవాత్మ దృష్టిని ఆశ్రయించినప్పుడు నీవు లోకములలో ఉన్నట్లు పరమాత్మ దృష్టిచే లోకములు నీయందు మట్టిలో బొమ్మలు బంగారముచే ఆభరణములు జలముచే తరంగములు వలె నీయందే నీకు అభిన్నమై ఉన్నట్లు తెలియవచ్చుచున్నాయి. మట్టి బొమ్మ నిండా మట్టియే ఉండి ఉండగా మట్టిలో బొమ్మ ఉన్నది అని అంటామా? దీపపు కాంతి ఒక వస్తువుపై ప్రసరిస్తే ఆ వస్తువు దీపపు కాంతి కిరణములను బంధిస్తుందా? బంధించగలుగుతుందా? లేదు కదా. అట్లాగే ఆత్మజ్యోతి కిరణములు ఎరుక రూపము దాల్చి ఎరుగుబడుచున్నదానిపై ప్రసరించినంత మాత్రము చేత ఎరుగబడేదానిచే ఆత్మకు బంధమెక్కడిది? ఈ విధంగా ఆత్మజ్యోతి స్వరూపులమగు మనకెవ్వరికీ బంధము లేనేలేదు. దేహేంద్రియాభిమానము కేవలాత్మస్వరూపుడవగు నీనుండి నేను అనుభవమును పొందెదనుగాక అను ఒకనుక అభిమానము ఇంతుసెన్ ఆఫ్ బిలోన్గిన్నిస్ స్వయంకల్పితమగు క్రీడాలీలా వినోదముగా బయల్వెడలుతోంది. ఆ అభిమానము బయల్వెడలటము కథను కల్పించి ఆనందించాలి అనుభావన వంటిది. అదంతా కూడా నీనుండి నీకు సర్వదా అభిన్నము, నీ యొక్క అంశ అయినట్టిది. ఒకటి దేహ ఇంద్రియాభిమాని, రెండు దేహేంద్రియ వ్యవస్థ, మూడు దేహ ఇంద్రియ విషయములు తో కూడి జీవాత్మ అనబడేది ఆత్మస్వరూపుడవగు నీనుండే బయల్వెడలుచున్నది. అభిమానమునకు ఆవల పరమాత్మగా, అభిమానముకు ఈవల జీవాత్మగా నీ పరబ్రహ్మస్వరూపమే రూపములు దాల్చుచున్నది. ఊహనాదైన నేను, పరమాత్మ, ఊహలోని నేను, జీవాత్మ, నాదైన ఊహా వ్యవహార దృశ్యము, జగత్తు, ఈ మూడు స్వయముగా, స్వయం కల్పితముగా నీనుండి బయల్వెడలుచున్నాయి. జాగ్రత్ అవస్థ, జాగ్రత్ అభిమాని, విశ్వుడు. ఒకప్పుడు దేహీ, దేహము, దృశ్యము అను రెండిటినీ స్వీకరించటంచేత అనుభవజుడు, అనుభవరూపమగు విరాట్ రూపము నీకు అభిన్న రూపములుగా బయల్వెడలుచున్నాయి. అది సరదాగా కథ చదువుచు ఆ కథలోని సంఘటనలతో తాదాత్మ్యము చెందినవాడవై ఉండటము వంటిది. దేహికి దేహము స్వీకరించటము, దేహమును త్యజించటము అనే జీవన్మరణ స్థితులు సందర్భపడుచున్నాయి. అట్టి దేహి జాగ్రత్, స్వప్న, సుషుప్తి ప్రదేశములను కల్పించుకుని భౌతిక రూపిగా సంచరించటము అవిద్యచే అని అనబడుచున్నది. ఆత్మ నిత్య నిర్మలము, సర్వస్వాతంత్ర్యము, అప్రమేయము అయుండికూడా పురుషుడు ప్రకృతి రూపము దాల్చి ఒకదానితో మరొకటి సంబంధించినదే కథ చదువువాడు కథావిశేషాల వలె విరాట్ పురుషులు ఈ విరాట్ రూపముగా అమృతస్వరూపుడవగు నీవే అగుచున్నావు. దేహ ఇంద్రియ సంబంధముచే ఇంద్రియ దృశ్యానుభవరూపమగు జాగ్రత్ స్థితిని జీవాత్మగా నీవు పొందటము జరుగుతోంది. జాగ్రత్ను కల్పించుకొని దేహధారి అయి జాగ్రత్నందు నీవే విశ్వుడు అను ఆ జాగ్రదనుభవి యొక్క శాస్త్రీయమైన పేరును సంతరించుకుంటున్నావు. స్వప్నావస్థ, స్వప్నాభిమాని, తేజస్సుడు, భౌతిక దేహముతో సుఖదుఃఖములు, పుణ్యపాపములు అను ద్వంద్వములను కల్పించుకొని విశ్వుడు అను పురుషకారముచే జాగ్రత్ స్థితిని ఆత్మగా పొందుచున్నావు. కొంతసేపైన తరువాత ఇక ఈ ఇంద్రియములతో వ్యవహరించటమును కొంతసేపు విరమించదనుగాక అని తలచుచున్నావు. అప్పుడు బాహ్యానుభవముల రూపమగు జాగ్రత్ను నీయందు దాచి దేహనాడులలో ప్రవేశించి అంతరంగ దృశ్యకల్పన, ఆస్వాదన అనే స్వప్న ప్రదేశములో నీవే ప్రవేశించి తేజస్సుడు అను పురుషకారముచే స్వప్నానుభవి, స్వప్నాభిమాని అయి స్వప్న దృశ్యమును హృదయాకాశములో తన్మయతతో ఆస్వాదించుచున్నావు. జాగ్రత్ స్వప్నములు నీయొక్క పురుషకార మహిమా విభాగములే. నీవే జీవాత్మగా స్వప్నావస్థ అయ్యేందుకొంత సమయము రమించి సంచరించి పుణ్యపాపములను నిర్వర్తించి సుఖదుఃఖములను పొంది అటు తరువాత ఎప్పుడో ఆ స్వప్నము నుండి విరమించి తిరిగి జాగ్రత్ స్థానమును స్వీకరించున్నావు. ఏదారిన జాగ్రత్ నుండి స్వప్నసీమలో ప్రవేశిస్తున్నావో నీవు తిరిగి ఆ మార్గములోనే జాగ్రత్కు చేర్చున్నావు. ఈ విధంగా జాగ్రత్ నుండి స్వప్నమునకు, స్వప్నము నుండి జాగ్రత్తుకు ఆ మొసలి నదిలోని ఈవలి ఆవలి ఒడ్డునకు చేరురీతిగా నీవు ప్రయాణములు లీలగా క్రీడా వినోదంగా సలుపుచున్నావు. పునర్జన్మ జాగ్రత్ నుండి స్వప్నమునకు, స్వప్నము నుండి జాగ్రత్కు ప్రయాణించు తీరుగానే నీవు ఒకనొకప్పుడు ఈ దేహమును త్యజించి మరొక దేహమును స్వీకరించి మరల ఇంద్రియ విషయ జగత్తు, జాగ్రత్, అంతరంగ కల్పన జగత్తు, స్వప్నములను ఆ నూతన దేహముతో పొందుచున్నావు. దృష్టాంతానికి చాలా బరువుతో నింపబడిన ఒక బండి, ఆ బండివానిచే ఒక ప్రదేశము నుండి ధ్వనిచేస్తూ మరొక చోటికి నడపబడుచున్నట్లుగా నీయొక్క జీవాత్మచే సంస్కారములు, భావములు అనువాటిచే నింపబడిన మనస్సు అనే బండి ఒక దేహము, ప్రదేశము నుండి మరొక దేహములోనికి తరలించుచున్నావు. వస్తుతః చూస్తే నీవు సర్వదా జన్మరహితుడవే. ఈ దేహ ఉత్వశ్వాస, దేహము నుండి లేచిపోవు శ్వాస కలిగి ఉన్నప్పుడు ఉ బుద్ధి అనుభూతులతో కూడిన లింగాత్మళి లేక జీవుడు, ప్రాజ్ఞాత్మ, ప్రాజ్ఞుడు లేక కేవల బుద్ధి రూపుడురి తన సంస్కారములను, వాసనలను వెంట నిడుకొని మరొక దేహమునకు ప్రయాణించున్నాడు, తరలి వెళ్ళుచున్నాడు. నూతన భౌతిక పరిసరములలో మరల జాగ్రత్ స్వప్నముల ఆస్వాదనను ఒకటి తరువాత మరొకటిగా ఆస్వాదిస్తూ ఉన్నది ఎవరు? ఇదంతా నీ మహిమయే. ఎప్పుడు శిరస్సు, చేతులు, కాళ్లతో కూడిన వర్తమాన దేహము వృద్ధత్వము వార్ధక్యము వలనగాని వ్యాధుల కారణంగాగాని శిథిలత్వము పొందటము లేక అణుత్వము పొందటం జరుగుతోందో, అప్పుడు ఒక మామిడిపండు లేక మేడిపండు లేక రావిపండు వృక్షము నుండి నేలవ్రాలురీతిగా ఈ దేహము యొక్క అవయవములు విడిపోతున్నాయి. ఏవి ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి చేరుచున్నాయి. ఈ జీవాత్మ తన ప్రాణముల ప్రియత్వ ఆస్వాదన కొరకే ఈ భౌతిక దేహములో ప్రవేశించిన తీరుగానే తిరిగి ప్రాణముల కొరకే ఈ దేహమును త్యజిస్తున్నాడు లేక ఖాళీ చేస్తున్నాడు. జీవాత్మ రాజ టీవీలో ఈ దేహము వదిల మరల తన అధికారముతో కూడి రాజు తన రాజ్యములోని ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశములోనికి ప్రవేశించు రీతిగా మరొక దేహమునందు ప్రాణములతో కూడి ప్రవేశించున్నాడు. ప్రాణములు రాజ్యాధికారము వంటిది, దేహము పట్టణము వంటిది. 14 లోకములు రాజుగారి రాజ్యము. ఆత్మరాజుగారు, ఈ తతంగమంతా నీయొక్క జీవాత్మ అనబడు అంశ యొక్క చమత్కారమే. నీయొక్క స్వయంకల్పన వినోదమే. నూతన దేహావిష్కరణ. ఒక రాజుగారు తన రాజ్యములోని ఒక గ్రామమునకు తన రాజ్యాధికారముతో వేయించేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమి జరుగుతుంది? రాజుగారు మన గ్రామానికి విజయం చేస్తున్నారహో అని డప్పు శబ్దములలో గ్రామములో వార్త ప్రకటించబడుతుంది. అప్పుడు ఆ గ్రామజనులు రాజుగారిని దర్శించి సేవించటానికి భయం భయంగా సంసిద్ధమవుతారు. తప్పుచేసిన వారిని శిక్షించే అధికారము గల గ్రామములోని అధికారులు, కరణము, మునసబు, గ్రామ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మొదలైన గ్రామ పెద్దలు, తదితర గ్రామ ప్రజలు వీరంతా రాజుగారి కొరకే ఆహార పదార్థములు, మద్యము, హోట్ డ్రింక్స్ మొదలైన పానద్రవ్యములు, రాజుగారు విశ్రమించటానికి విశ్రాంతి గృహము, సేవించటానికి సేవకులు, ఇవన్నీ సంసిద్ధము చేస్తారు కదా. రాజుగారిని ఆహ్వానించి సేవించి అటు తరువాత సకల మర్యాదలు అందించే తతంగమంతా నిర్వర్తిస్తారు కదా. అట్లాగే నూతన దేహమునకు వచ్చుచున్న ఆత్మ గురించి సర్వము చూపు వినికిడి స్పర్శ రుచి వాసన ఆస్వాదించగల ఇంద్రియార్థములు సంసిద్ధము చేయబడుచున్నాయి. ఇక రాజుగారు మనస్సు బుద్ధిచిత్తము అహంకారము మొదలైన రాజపరివారముతో నూతన దేహము అనే తన బ్రహ్మాండరాజ్యములోని ఇంద్రియ గ్రామమునకు వస్తున్నారు. ఈ జీవాత్మ దేహమును విడిచినప్పుడు పంచప్రాణములు ఆయనను అనుసరిస్తున్నాయి. ఈ సమస్తమునకు ఆది మధ్య అంతము నీవే అయ్యున్నావు. ఇతి బృహదారణికోపనిషత్ 6 అధ్యాయే జ్యోతిర్బ్రాహ్మణం నామ తృతీయో బ్రాహ్మణము.